ఇది ప్రధానమైనటువంటి ఈ అంశంలో ఈ విధంగా ఎప్పుడైతే చెప్పారో బలరాముడు సంతోషించి మర్యాదగా తీసుకువచ్చి సుభద్ర అర్జునులకి వివాహం జరిగింది. అక్కడే ఉన్నాడు అభిమన్యుడు కొంతకాలం, అక్కడి నుంచి మిగిలిన కాలం పుష్కర తీర్థంలో గడిపాడు. ఆడు తర్వాత మొత్తం 12 ఏళ్ల దీక్షాకాలం పూర్తయింది. అప్పుడు ఆయన తిరిగి ఇంద్రప్రస్థానికి చేరుకున్నాడు. ఆయన చేరగానే ఆ సమయానికి చేరేటట్లుగా ఆడపిల్లివారి వైపు నుంచి అన్ని రకాల కానుకలు కృష్ణుడు ఏర్పాటు చేసేటండి. ఎన్ని మర్యాదలు మహానుభావుడికి, పాండవులకు పంపించారు. అంతేకాదు మొత్తం ఆ యాదవులు, వృష్టివంశస్థులు, భోజవంశస్థులు అందరూ కలిసి వచ్చారు. అక్కడికి వచ్చి ఒక పెద్ద సందడి ఉత్సవం జరిగింది. ఇంద్రప్రస్థంలో 12 ఏళ్ల తర్వాత వచ్చారండి. మహానుభావుడు ఎంత నియమబద్ధంగా ఉన్నాడో, ఒక్కొక్కరు వ్యక్తిత్వం చూడండి ఎంత గొప్పగా ఉన్నదో అర్జున్ వ్యక్తిత్వం. అలా వచ్చినటువంటి వారు తిరిగి ఆ 12 ఏట రాగానే యుధిష్ఠుడు సంతోషించాడు. ఉత్సవంలా అక్కడ జరిగింది. కృష్ణుడు బహుకాలం ఉండిపోయేట, ఆయన ఉన్నాడంటే ఎన్నెన్ని ప్రయోజనాలతో ఉద్దేశించి ఉంటాడు. అక్కడ కృష్ణుడు ఉన్న సమయంలోనే సుభద్రకి సంతానం కలిగింది. ఈ సంతానం చాలా ముఖ్యమైనది. వీడు అదృష్టం ఏమిటంటే సామాన్యం కాదండి, ఆ పుట్టినటువంటి వాడు వాడికి స్వయంగా కృష్ణ పరమాత్మ దగ్గరుండి జాతకర్మాదులన్నీ జరిపి అభిమన్యుడనే నామాన్ని కూడా ఇచ్చాట. పైగా అతను శుక్లపక్ష చంద్రునిలా దినదిన ప్రవర్ధమానుడయ్యానన్నాడు. సూచన చక్కగా ఇచ్చాడు. ఇతడు చంద్రుని యొక్క అంశతో వచ్చినటువంటి వాడు, చంద్రపుత్రుడైన వర్చస్సుడు అనేవాడే అభిమన్యుడిగా పుట్టాడు మనకు తెలుసు. ఆయనకి దివ్యమైన ధనుర్వేద విద్యలన్నీ బాల్య దశలోనే నేర్పాడు అర్జునుడు స్వయంగా. ఇంకేం కావాలండి, ఎలాంటి గురువు దొరికాడు, ఎలాంటి దైవం యొక్క ఆశీర్వచనాలు లభించా మహానుభావుడికి. ఈ విధంగా అభిమన్యుడు కలిగితే ఇంకా కొంతకాలానికి పాండవులకు పుత్రులు కలిగారు ద్రౌపది ద్వారా. వాళ్ళ పేర్లకు కూడా ఒక్కొక్క నిర్వచనం చెప్పారు, కానీ వాళ్ళ పేర్లు తలంచుకుంటే మన ధన్యమవుతాం. వీళ్ళు విశ్వేదేవుల అంశాలు, అది మర్చిపోరాదు. ఇక్కడ ఇప్పుడు విశ్వేదేవులు అంటే ఎవరికీ తెలియదు. పూర్వం విశ్వేదేవుల్ని ప్రత్యేకించి ఆరాధన చేసేవారు. ఇప్పటికి కూడా ఆబ్దికాది క్రియల్లో విశ్వేదేవులు వస్తుంటారు. రకరకాల ఆబ్దికాలికి రకరకాల విశ్వేదేవులు ఉన్నారండి. ఏం రకరకాలు ఉన్నాయా, శ్రాద్ధాలు, శ్రాద్ధాలు రకరకాలు ఉన్నాయి. కానీ ఏడాదికి ఒక్క ఆబ్దికం పెట్టేటప్పటికే నానా గోల పడిపోతున్నాం. ఎన్ని శ్రాద్ధాలు ఉన్నాయి, పార్వణ శ్రాద్ధములు, తీర్థశ్రాద్ధములు, వివిధ శ్రాద్ధాలు ఉన్నాయండి. ఇన్ని శ్రాద్ధాల్లో విశ్వేదేవుల స్థానం మారుతూ ఉంటుంది రకరకాల పేర్లతో. ఇంత వ్యవస్థ ఉందని మనకు తెలియదు. ఏదో ఇద్దరిని పెట్టి భోజనం పెడుతున్నామని దానికే నానా యాతన. పార్టీలు చేసుకున్నప్పుడు మాత్రం ఎన్ని ఎంతైనా ఖర్చు పెడతారు. ఆబ్దికం వచ్చిందంటే చారు, ఆ గృహిణీ గృహస్థులకి ఎక్కడ లేని ఆయాసాలు వచ్చేస్తున్నాయి ఈ రోజుల్లో. బాధాకరమైన అంశం అండి. ఎందుకంటే ఒక్క శ్రాద్ధకర్మ సరిగ్గా చేస్తే వీళ్ళు వంశాలు నిలుస్తాయి. పైగా భారతం చదివేటప్పుడు వీళ్ళ పేర్లు స్మరిస్తున్నాం గనక ఇంత అద్భుతమైన దేవతా వ్యవస్థ మనకుంది అన్న విషయం భారతం చదివితే తెలుస్తుంది. లేకపోతే మనకు ఎలా తెలుస్తుందండి? వేదాల్లో చెప్పబడ్డ దేవతా వ్యవస్థ అంతా భారతంలో మనకు కనబడుతుంది. వాళ్ళు రూపాలు ధరించి భూమి మీద తిరిగారు భారత కాలంలో. కనుక ఆ కథలు మనం చదవడం వల్ల ఆ దేవతల అనుగ్రహం లభిస్తుంది. ఆ విశ్వేదేవుల అంశతో వచ్చినటువంటి మహానుభావులు వీళ్ళు. ధర్మరాజు యొక్క పుత్రుడు ద్రౌపది ద్వారా కలిగిన వాడి పేరు ప్రతివింధ్యుడు. ఇక భీముని ద్వారా కలిగిన వాడు శృతసోముడు. ఇక అర్జున్ని వల్ల కలిగిన వాడు శృతకర్మ. నకులుని వల్ల కలిగిన వాడు శతానీకుడు. సహదేవుని వలన కలిగిన వాడు శృతసేనుడు. వీళ్ళు కూడా మహాత్ములు. వీళ్ళు వీళ్ళు దివ్యమైన విద్యలు ఎంతో నేర్చుకున్నటువంటి వారు. వీరు ఏ ఏ నక్షత్రంలో పుట్టారు, ఎంత గొప్పవారు కూడా వివరించారండి. అలాంటి వారితో హాయిగా కాలం గడుస్తూ ఉన్నది. ధౌమ్యుడు పురోహితుడుగా ఉంటూ అద్భుతమైన యజ్ఞాలు చేస్తున్నాడు. ఇంద్రప్రస్థాన్ని రాజధానిగా చేసుకుని పాలిస్తున్నాడు యుధిష్ఠిరుడు. మొత్తం అద్భుతంగా ఉంది పాలన. యుధిష్ఠిరుని పాలన ఎలా ఉందో వర్ణిస్తారండి. ఈ వర్ణన మనకు తెలియాలి అంటే రామాయణంలో రాముడి పాలన అప్పుడు ఎలా ఉన్నదో అలాగా. ఎక్కడ అపమృత్యువులు లేవు, స్త్రీలకు వైధవ్యం లేదు, పైగా సకాలంలో వర్షాలు పడుతున్నాయి, జనులకు రోగాది బాధలు లేవు, చాతుర్వన్యముల వారు క్షేమంగా సంతృప్తిగా అనేక సంపదలతో ఉన్నారు, ఇవన్నీ వర్ణించారు. ఆ సమయంలో ఇంకా కృష్ణుడు అక్కడే ఉన్నాడు. ఎందుకంటే ఆయన వచ్చిన పనులు చేసే వరకు కదలదు అక్కడ. ఆ కృష్ణుడు అర్జునుడు నరనారాయణలో వీళ్ళిద్దరూ కలిసి ఎక్కువ తిరుగుతూ ఉంటారండి. కృష్ణార్జునులు కలిసి విహరిస్తూ ఆ యమునా తీరంలో ఉన్నట్ట. ఉంటూ ఉండగా ఒకనొక అరణ్యం వద్దకు వెళ్ళి వాళ్ళు కూర్చున్నారు. నిజంగా ఉత్సవానికి అందరూ వచ్చారు అక్కడ, అందరూ కలిసి వినోదం చేసుకుంటున్నారు అక్కడ. కానీ కృష్ణార్జునులు విడిగా ఒక అరణ్యంలో కూర్చున్నారు. కూర్చుని వాళ్ళు మాట్లాడుతూ ఉంటే స్వర్గలోకం నుంచి అశ్విని దేవతలు దిగి వచ్చారా అన్నట్లున్నట్టు వాళ్ళిద్దరు. వాళ్ళని చూసి ఒక విప్రుడు అక్కడికి వచ్చాట. అతను ఎలా ఉన్నాడంటే ఒక పెద్ద మద్ది చెట్లో ఉన్నట్టు, అర్జున వృక్షం వలె అంత పొడగరి. దానితోడు ఒళ్ళంతా బంగారం రంగుతో మెరిసిపోతుంది. పైగా శరీరంలో కొన్ని అవయవాలు నీలంగా ఎర్రని కాంతులతో ఉన్నాయట. అలాంటి ఒక స్వరూపం. ఎంత ఎత్తున్నాడో అంత బలం ఉందిట, అంత దృఢమైన శరీరంతో ఉన్నాడు. తేజస్సు చూస్తే ప్రాతకాల సూర్య సమానమైన తేజస్సుతో ఉన్నాడు. జడలు ధరించున్నాడు, పట్టుబట్టలు ధరించి ఉన్నాడు. పద్మపత్రము వంటి నేత్రములతో ఉన్నాడు, ఎర్రని కాంతులతో విరాజిల్లుతున్నాడు. ఆ తేజస్సుని చూసిన వెంటనే కృష్ణార్జునులు లేచి నమస్కరించారు. నమస్కరించి, మీరెవరు ఏమిటి అంటే, నాకు ఆకలి వేస్తుంది, ఆహారం కావాలన్నట్టండి. ఇక్కడ అయ్యో, నీకు అన్నదానం తప్పకుండా మేము చేస్తాం, పైగా నేను సామాన్య ఆకలి కాదయ్యా, నాది ఎక్కువగా భుజించే శక్తి నాకున్నది, నేను ఎప్పుడు తిన్నా అపరిమితంగా తింటాను, కాబట్టి నాకు తృప్తి కలిగేటట్టు భిక్ష ఇస్తారా, ముందు మాట ఇవ్వండి అన్నాడు. తప్పకుండా ఇస్తాం, నేను విప్రుడు వచ్చి అన్నం అడిగితే ఇవ్వమా, నీకు ఎలా తృప్తి కలుగుతుందో అది ఇస్తామంటే, ఆ మాట నాకు చాలు, ఇప్పుడు చెప్తున్నాను, నాకు నిజంగా అన్నం మీద ఆశ కాదు, నా ఆకలి తీరాలంటే వేరే కావాలి, నేను అగ్నిదేవుణ్ణు అని పరిచయం చేసుకున్నాడు ఆయన. నేను అగ్నిదేవుడను, పైగా నాకు ఎంత ఆకలి ఉందంటే, మీరు ఏ వనంలో కూర్చున్నారో దీని పేరు ఖాండవ వనం, దీన్నంతటి కూడా నాకు ఆరగించాలనుంది, అనేక మార్లు నేను ప్రయత్నించాను ఆరగిద్దామని, కానీ ఇంద్రుడున్నాడే ఈ వనాన్ని రక్షించడానికి, నేనెప్పుడు ప్రయత్నించినా ఆయన వర్షం కొండపోతగా కురిపిస్తున్నాడు. ఆయన సమస్త దేవతలు అతనికి సహకరిస్తున్నారు, నేను ఒంటరిని అయిపోయాను, కాబట్టి నా ఆకలి తీరడం లేదు. పైగా నాకు ఈ మధ్య అగ్నిమాంద్యం, డైజెస్టివ్ సిస్టమ్ కొంచెం దెబ్బతిందయ్యా, తేజస్సు కూడా తగ్గింది, అరుచి కూడా ఎత్తింది, అజీర్ణం వల్ల వచ్చే లక్షణాలు ఇవన్నీ. ఎందువల్ల అంటే గొప్ప మాటను చెప్తున్నాడు ఇక్కడ. శ్వేతకి అనే రాజు ఉండేవాడు, అని అనేక యజ్ఞాలు చేశాడు. ఎన్ని యజ్ఞాలు చేశాడంటే, యజ్ఞాలు చేయించి చేయించి ఆ చేయించిన బ్రాహ్మణులకే విరక్తి కలిగి, ఇంక కర్మలంపటాలు చాలయ్యా బాబు అన్నట్ట. ఇంక యజ్ఞం చేద్దామంటే పురోహితుడు కూడా రావట్లేదు ఆయనకి, ఇదో బాధ. ఇంక పురోహితుడు దొరకట్లేదని ఏకంగా శివుడి కోసం తపస్సు చేశాట, నువ్వు పురోహితుడిగా రా అని. చూసారా, భగవంతుని అనుగ్రహించాలి కానీ దేనికైనా పిలుస్తాం మనం. ఆయన అన్నా, నేను పురోహితుడిగా రావడం ఏంటయ్యా బాబు, నువ్వు ఒక పని చేయి, కేవలం కొన్ని అగ్నియందు ఆజ్యధారలు వేస్తూ కొన్ని మంత్రములతో ఆరాధన చేయి, తర్వాత నువ్వేం చేయాలో నేను చెప్తానంటాడు. ఆ చెప్పిన ప్రకారంగా కొన్ని ఏళ్ల పాటు అగ్ని ఎందు ఆజ్యధారలు వేస్తాడు ఆ శ్వేతకి. ఆడ తర్వాత శివుడు చేసినందుకు సంతోషించి, నన్ను నువ్వు పురోహితుడికి పిలిచావు, నేను రాలేను కానీ నువ్వు నన్ను అడిగేవి కనుక అది నిలబెడతాను, నా అంశతో ఒక మహాత్ముడు ఉన్నాడు, ఆయన నీ చేత యజ్ఞం చేయిస్తాడు అన్నాడు. ఆయన దూర్వాస మహర్షి అండి. ఇక్కడ శివాంశ సంభూతులు మర్చిపోరాదు. ఆ దూర్వాస మహర్షి, ఇతను చాలా ప్రధానమైన శక్తి అని మనం మొన్ననే చెప్పుకున్నాం. భారతానికి ప్రధానమైన ఋషుల్లో దూర్వాసుడు. అందుకు భారతం దేవతల చరిత్ర, ఋషుల చరిత్ర మర్చిపోవద్దు. దేవతలు ఋషులు కలిసి అసురు శక్తులను అణచిన చరిత్ర ఇది, తెలుసుకోవాల్సింది ఇక్కడ. అందుకు మనకు దేవతలు ఋషులు వీళ్ళిద్దరూ చాలా ప్రధానమైన శక్తులు. ఆ దూర్వాస మహర్షి వచ్చి యజ్ఞములు చేయించట శివాజ్ఞతో. ఆ యజ్ఞముల వల్ల ఇతను తరించి సద్గతుడికి వెళ్ళిపోయాడు. కానీ అన్ని ఏళ్ళు నెయ్యి తాగి తాగి తాగి తాగి అరుచి ఎత్తిపోయింది అయ్యా అన్నాడు. ఇక్కడ ఇందులో చెప్తున్న ఆంతర్యములు ఏమిటో తెలుసుకోవాలండి. ఇందులో ఉన్న ఆంతర్యములు చాలా అద్భుతమైన ఆంతర్యం ఉంది. అందరికీ అర్థమవుతుందని నేను అనుకోను, కానీ అర్థం కాదని కూడా అనుకోను, ఎందుకంటే నన్ను మించిన మేధావులు ఉన్నారు ఇక్కడ. ఆ మాట ఎందుకు అనాల్సి వస్తుందండి, ఏకాగ్రంగా వింటారన్న ఆశ మరి ఒకటి కాదు. ఎందుకంటే వీటిలో భారతం అనేక సంకేతాలు ఇస్తుంటుంది అని చెప్తాం. కథాపరంగా ఇది సత్యమే, ఇందులో ఉన్న పరమార్థం ఏంటో చూద్దాం. నేను ఈ ఖాండవ వనాన్ని మొత్తం దహించేస్తాను, దహిస్తే కానీ నాకు అవ్వట్లేదు, ఎప్పుడు దహిద్దామన్నా వర్షం పడుతుంది, దానివల్ల ఏం జరుగుతుందంటే నా మంటలు ఆరిపోతున్నాయి, కనుక మీరు నాకు సమ్మతినివ్వాలి, మీరు రక్షించాలన్నారు. వీళ్ళేం చేయాలట అంటే, నాకు ఒకప్పుడు ఈ బాధ తట్టుకోలేక బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళానయ్యా అంటున్నాడు అగ్నిదేవుడు. మిమ్మల్ని దగ్గరికి వచ్చే ముందే జరిగిన కథ ఇది. అగ్ని దగ్గరికి వెళ్ళి నా బాధ ఎలా తీరుతుంది, అజీర్ణ వ్యాధి ఎలా పోతుందని బ్రహ్మగారిని అడిగితే బ్రహ్మగారు ఒక మాట చెప్పారు, నరనారాయణులు ఉన్నారయ్యా, వాళ్ళు భూమి ఎందు అవతరించారు. ఇది గొప్ప మాట చెప్పాడు. సామాన్యులు కారు వాళ్ళిద్దరు కూడా, నరనారాయణవు యౌతవు పూర్వదేవౌ విభావసో సంప్రాప్తౌ మానుషే లోకే కార్యార్థం దివౌ కసాం. దేవతల కార్యమునకై నరనారాయణులు, వాళ్ళెవరు దేవతలు, సామాన్యులు కాదు, వాళ్ళు అవతరిస్తారు. ఓ అగ్నిదేవా, వాళ్ళని ఆశ్రయించు. ఆ నరనారాయణులు ఎలా పోల్చుకుంటావో చెప్తున్నాను. అర్జునం వాసుదేవంచ నర నారాయణ వాళ్ళు ఉభయలు, యౌతవు లోకేభిమన్యతే తావేతవు సహితావేహి ఖాండవస్య సమీపత. వాళ్ళు ఖాండవ్వన దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు వెళ్ళు. చూసారా కృష్ణుడి ప్లానింగు, ఎంత జాగ్రత్తగా అర్జునుడిని అక్కడ తెచ్చుకొచ్చాడు. ఈ పని అయ్యేవారు కానీ కదలలేదండి ఇంద్రప్రస్థం నుంచి విశేషం ఇక్కడ. కనుక బ్రహ్మ చెప్పిన మాట ప్రకారంగా మిమ్మల్ని పోల్చుకున్నాను, మీరే ఈ పని చేయగలరు అంటే, నిజమే నిన్ను రక్షించడానికి కావలసిన శక్తి నాకుంది, దేవతలు నేను ఎదుర్కొంటాను, కానీ దానికి కావలసిన ఆయుధాలు వేరే ఉండాలి కదా అన్నట్టండి అర్జునుడు. ఎందుకంటే సమయం వచ్చినప్పుడు వినియోగించుకోవాలి ఇవన్నీ కూడా. వెంటనే అగ్నిదేవుడు వరుణ్ణి పిలిచి, అద్భుతమైన కొన్ని ఆయుధాలు వీళ్ళకి అందివ్వు, అవి ఏమిటో కూడా ఇక్కడ అగ్నిదేవుడు చెప్తున్నాడు. ఇవన్నీ తెలుసుకుంటే ఒక భయంకరమైనటువంటి మహాయుద్ధానికి, అసుర నాశనం కోసం ఏర్పడుతున్న ప్రణాళిక ఎలా వెళుతుందో పరిశీలించండి. దేవశక్తులన్నీ ఎలా సమీకరింపబడుతున్నాయో, ఆయుధ రూపాలతో, అస్త్ర రూపాలతో, వివిధ క్షేత్ర రూపాలతో ఎలా సమీకరింపబడుతున్నాయో పరిశీలించాలి. ఇటంతా దేవశక్తుల సమీకరణ, అటంతా అసురశక్తుల సమీకరణ. ఆ విభాగం మనకి అసలైన సూత్రధారి జగన్నాటక సూత్రధారి. ఇంకా చెప్పడానికి ఏమున్నది ఇక్కడ? ఈ ప్రణాళిక ఎంత అద్భుతంగా నడుస్తున్నదో పరిశీలించాలి. ఇక్కడ వెంటనే వరుణదేవునికి అగ్ని చెప్పిన మాట ప్రకారంగా సోముని ద్వారా వచ్చినటువంటి ధనుస్సు, అక్షయ తూణీరము, ఒక రథము వచ్చేట అక్కడికి. అంటే ఇవి అలౌకికమని చెప్పడం ఇందులో ఉన్నది. లోకంలో ఎవడు తయారు చేయలే రథం. ఆ రథం తెల్లని గుర్రాలతో అద్భుతంగా మెరిసిపోతుంది. దాని మీద రెపరెపల్లాడుతుంది ఒక జెండా. మామూలు వాళ్ళకి చూస్తే ఒక జెండా, కానీ దాని చుట్టూ అనేక శక్తులు ఆ జెండా రెపరెపలాడుతున్నప్పుడు ఉన్నట్ట. ఆ జెండా మీద ప్రకాశిస్తూ మహావీరుడైన హనుమ భాషిస్తున్నాడయ్యా కపిధ్వజంతో అని చూపిస్తున్నారు ఇక్కడ. ఆ కపిధ్వజము, అక్షయ తూణీరములు, ధనస్సు. ఈ ధనస్సు పేరు గాంధీవము అని చెప్తూ వాసుదేవుడికి చక్రం ఇచ్చారట. ఆయన కొత్తగా ఇవ్వాలి, ఆయనదే అక్కడ దాచిపెట్టాడు, వీళ్ళు తిరిగి ఇచ్చారు. అది ఇక్కడ తెలుసుకోవాల్సింది. ఆ చక్రం ఇచ్చి ఇంకో మాట చెప్పారు, ఇది సామాన్యమైంది కాదు ఈ చక్రము. ఇది హే కృష్ణ హత్వా ప్రతిహతం సంఖ్యే పాణిమేష్యతి తే పునః. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది కానీ నువ్వు విసిరితే అది శత్రువుని సంహరించి తిరిగి నీ చేతికి వస్తుంది అయ్యా, అలాంటిది ఈ చక్రము అని కృష్ణ పరమాత్మకి ఇచ్చారు. ఇప్పుడు ఆ రథంపై ఈ ధనుర్బాణములు ధరించి మహానుభావుడు అర్జునుడు రథారోహణం చేసేట. పై కృష్ణ పరమాత్మతో సహితంగా, పైగా ఒక్క ధనుస్సు లక్ష ధనుస్సుల పెట్టు అన్నాడు. దీనికి ఛిద్రము లేదు, దీన్ని ఎవరు ఛేదించలేరు. ఇది పట్టుకుని నిలబడితే విజయం వారికే లభిస్తుంది. ఇన్ని లక్షణాలు ఉన్నాయి. అలాంటి గాంధీవము అగ్నిదేవుడు వరుణుడి ద్వారా ఇప్పించాడు. ఇలా అగ్నిదత్తము, వరుణదత్తము అయినటువంటి దివ్యములైన ఆయుధాలతో పట్టుకుంటే కృష్ణునితో అగ్నిదేవుడు అంటున్నాడు, హే కృష్ణ, రాక్షస పిశాచ నాగ దైత్య దేవతలందరినీ నువ్వు గెలిచేవాడవయ్యా అన్నారు ఇక్కడ. అంటే అర్థం, నువ్వు చేయవలసిన పనులు బియ్యని చెప్పడం. ఈ విధంగా ఇచ్చిన తర్వాత ఇంకిప్పుడు నేను కాండవనం తినొచ్చా అని అడిగాడు. అంటే ప్రకృతిలో కొన్ని కొన్ని సమయాల్లో మనకు ఉత్పాతాలు అనిపిస్తాయి, కానీ ప్రకృతి ధర్మాలు కొన్ని ఉంటూ ఉంటాయి. వాడికి మనం బింబేలు ఎత్తకూడదు. ఒక జలప్రలయమో అగ్నిప్రలయమో వచ్చినప్పుడు అది కూడా ఈ సృష్టి యొక్క రచనలో, ప్రకృతి యొక్క రచనలో ఒక భాగం. రక్షించవలసి వచ్చినప్పుడు దేవతలు ఊరుకోరు, లయం కావలసిన స్థితిలో అప్పుడు ఊరుకుంటారు. అది వాళ్ళకి రెండింటి రెండు వాళ్ళ చేతిలోవే. ఎప్పుడు లయం చేయాలి, ఎప్పుడు నిలపాలో వాళ్ళకి తెలుసు. మొత్తానికి ఇప్పుడు కాండవ వన దహనానికి అగ్నిదేవుడు సిద్ధపడి జ్వాలలు చూపిస్తూ కాండవనాన్ని దహించడం మొదలుపెట్టాడు. మొత్తం రక్షణ కల్పించేట అర్జునుడు బాణములతో. పైనుంచి ఇంద్రాదులు వేస్తున్న వర్షధారల కింద పడకుండా తన శస్త్రాస్త్ర పరంపరలతో ఆపాడు మహానుభావుడు. చూడండి, ఇంద్రుడు పర్జన్యములు సృష్టిస్తే వాయవ్యాస్త్రంతో చెదరగొట్టేట. అలాంటి అర్జునుడిని మనం దగ్గర పెట్టుకుని స్మరిస్తే ఏ మబ్బు మనల్ని ఏం చేస్తుందండి? ఇక్కడ తీసుకోవాలి, కురవాల్సినప్పుడు కురవాలి, పోవాల్సినప్పుడు పోవాలి. అందుకు అర్జునుడు అండదండలు ఉండాలి. ఉరుము ఉరిమితేనే అర్జున పల్గుణ పార్థ కిరీటి అనుకునేవారు గుర్తుందా పెద్దవాళ్ళకి? మా అమ్మమ్మ అన్నట్టు గుర్తొస్తుందా ఇక్కడున్న పెద్దవాళ్ళకి? మీ పిల్లలకు గుర్తురాదు రండి, మీరు చెప్పలేదు, తెలుసుకోండి. ఇక్కడ ఎవరికైనా గుర్తుందండి అర్జున పల్గుణ పార్థ కిరీటి శ్వేతవాహన భీభత్స ధనంజయ? ఆ పేరు వింటేనే పంచభూతాలు సంతోషిస్తున్నాయంటే అర్జునుడు ఎటువంటి వాడో చూడండి, పాండవుల కథ ఎటువంటిదో చూడండి ఇక్కడ. అందుకే వాళ్ళ పేర్లు, వాళ్ళ చరిత్రలు చాలు మన బతుకులను బాగు చేయడానికి. అంత మహోన్నతమైన చరిత్ర ఇది, తెలుసుకోవాల్సినది. మొత్తానికి అర్జునుడు చూపిస్తున్న ప్రతాపానికి రకరకాల దేవతలు వచ్చి ఎన్ని రకాల శక్తులు ప్రకటించినా నిలవలేదు. కృష్ణ పరమాత్మ వేస్తున్నటువంటి ఆ చక్రానికి, ఆ కాండవనాన్ని కాపాడదామని కొన్ని రాక్షసులు ప్రయత్నించారట. వాళ్ళు అందులో ఉండిపోయారండి. అసలు కథ అది. వాళ్ళు బహురూపాలతోన్నట్ట, మృగాల రూపంలో ఉన్నారు, పిశాచాదులుగా ఉన్నారు, కామరూపలే ఉన్నారు. వీళ్ళందరినీ కొడుతున్నాడు మహానుభావుడు. చూడండి, సర్పరూపాలతో ఉన్నారు అనేక రకాలు. ఇది కాకుండా కాండవ్వనం రక్షించడానికి ఇంద్రుడికో ఉద్దేశం ఉంది, తక్షకుడిని అక్కడ కాపాడుతున్నట్ట. ఇది ప్రధానమైన ఉద్దేశం. కానీ ఆ తక్షకుడు ఆ సమయంలో అక్కడ లేట్. అది కూడా చాలా విశేషమైన అంశం అండి. అందుకు ఎవరిని కాపాడాలని ఇతను ప్రయత్నిస్తున్నా, అతను లేనప్పుడు ఇంకా కాపాడవలసిన అవసరం ఏముంది? అది కూడా ఒక తక్షకుడిని కాపాడడం అనేది ఒక అవసరమే. అంతేకాదు, ఆ సమయంలో తక్షకుడితో పాటు వెళ్ళి దాక్కున్నవాడు కూడా ఉన్నాడు ఆయన. అదేవిధంగా తక్షక పుత్రుడు ఒక ఉన్నాడు, ఆ మహానుభావుడు. వీళ్ళందరూ కాపాడబడ్డాటండి. అశ్వసేనుడు అనేవాడు తక్షకుని పుత్రుడు, అతడు కాపాడబడ్డాడు. అదేవిధంగా నాలుగు పక్షులు కాపాడబడ్డాటండి. ఇంత అరణ్యం దగ్ధమవుతుంటే నాలుగు పక్షులు కాపాడబడ్డమంటే, ఇదంతా సంకేత కథ అండి. అందుకే భారతం మామూలు కాదు. ఒక్కసారి ఆలోచిస్తే విద్యుచ్ఛక్తి తగిలినంత అద్భుతమైనటువంటి ప్రకంపన వస్తుంది. అలాంటి భావాలు ఉన్నాయి, సామాన్యం కాదు ఇక్కడ. అయితే ఇవి తెలియాలంటే అటు వేదాంత శాస్త్రంతో వీటన్నిటితో పరిచయం ఉంటే మరింత చక్కగా తెలుస్తుంది. ఈ కాండవ్వన దహనం అంతా సామాన్యమైన అంశం కాదు. ఏది కూడా అతిశయోక్తులు లేవు. బట్టతలకి మోకాలకి అన్వయించేటువంటి ప్రయత్నం జరగట్లేదు. పూర్తి సమన్వయంతో చెప్తున్న విషయమని సవినీయంగా మనవి చేసుకుంటున్నాం. ఇక్కడ ఏకాగ్రంగా వింటే ఇక్కడ తెలుస్తుంది, ఇక్కడ మందపాలుడు అనబడేటువంటి ఋషి ఒక పక్షిగా ఉన్నట్ట. ఎందుకు ఆ పక్షిగా ఉన్నాడంటే అతను అనేక తపస్సులు అన్నీ చేశాడు, కానీ స్వర్గంలోకి వెళ్ళబోతే మార్గాలు అడ్డుకున్నాయట. ఎందుకంటే అన్నీ చేసావు కానీ పితరుల్ని సద్గతికి కలిగించే సంతానాన్ని నువ్వు సంపాదించలేదయ్యా, అందుకు నీకు సద్గతులు లేవు అన్నాడు. మరి తొందరగా సంతానం పొంది తొందరగా వెళ్ళిపోవాలి, అదొక్కటే బ్యాలెన్స్. అతనికి మిగిలినవన్నీ సత్కర్మలు ఉన్నాయి. తొందరగా సంతానం పొందాలంటే ఎలా పుడితే బాగుండు ఆలోచించాడు. పక్షులకు తొందరగా సంతానం కలుగుతుందట, అందుకే తానుకు పక్షి అయ్యాడు. పక్షే జరిత అనే పక్షిని వివాహం అయ్యాడు. నలుగురు పుత్రులు కలిగేట, నలుగురు పుత్రులతో పాటు ఉంటూ ఉండగా ఇంకొక పక్షితో కూడా అతను జతకట్టి ఆ రెండో పక్షి లపిత అనే ఆమెతో తిరుగుతున్నాడు. జరిత దగ్గర మాత్రం నలుగురు ఉన్నారు. ఈ జరితకు కొంచెం బాధ కలిగిందిట తనను విడిచిపెట్టి వెళ్ళడం. ఈ లోపల కాండవుడు అగ్నిని రగులుచుతున్నప్పుడు ఈ మందపాలుడు అగ్నిదేవుని స్తుతిస్తాడండి. ఈ స్తోత్రం ఇక్కడ చదవడం జరగదు, కానీ భారతం సంపాదించి రోజు చదువుకుంటే చాలా మంచిది. ఇక్కడ అగ్నితత్వాన్ని ఆవిష్కరిస్తాడు. సూర్యమండలంలో జఠరాగ్నిలో ఎన్ని రకాలుగా అగ్ని ఉన్నదో అగ్ని యొక్క స్వరూపాన్ని, అగ్ని భగవత్ స్వరూపమని వేదాదులు యందు మలచబడ్డ అగ్ని సూక్తముల సారం ఉందండి ఇక్కడ. అందుకే భారతం వేదమని ఎందుకన్నారో తెలియాలి. అగ్ని సూక్తముల సారం ఉంటుంది ఇక్కడ. ఆ తర్వాత జరిత ఆ నలుగురు పిల్లలు మాటలు ఉంటాయండి, అద్భుతం. ఇక్కడ వాడు జరితారి, సారిశృక్కుడు, అదేవిధంగా స్తంభగాత్రుడు, ద్రోణుడు అనే నలుగురు పక్షులు. వాళ్ళు నలుగురు పక్షులు మాటలు ఉంటే వేదాంతం తొణికిసలాడుతుంది. జరిత అంటుందట, అగ్ని వచ్చేస్తోంది, మిమ్మల్ని నేను కాపాడాలి, కాబట్టి మనం దగ్ధమయ్యే అవకాశం ఉంది, కాపాడబడే అవకాశం లేదు. మిమ్మల్ని తీసుకువెళదామంటే మీకు రెక్కలు రాలేదు, కనుక నేను మిమ్మల్ని ఎలాగోలా తీసుకెళ్తానంటే మమ్మల్ని భరిస్తే నీ రెక్కలు నిలవవు, మమ్మల్ని ఇక్కడే ఉండని, కనీసం నిన్ను నువ్వు కాపాడుకో, ఎందుకంటే నువ్వు కానీ బ్రతికితే మరొక సంతానం కలుగుతుంది, సంతానం నిలుస్తుంది తద్వారా, కానీ మేము బ్రతికి ప్రయోజనం ఏంది, రెక్కలు కూడా ఇంకా రాలేదు, మేము దగ్ధమైపోతాం. అంటే మిమ్మల్ని దగ్ధం కానివ్వము, క్రింద ఒక కలుగుంది, ఆ కలుగులో వెళ్ళి దాక్కోండి అని. కలుగుందని చెప్పే కానీ కలుగులో ఎలకుందని తెలుసా అన్నట్ట. ఆ కలుగులోకి దూరితే ఎలక మమ్మల్ని తింటుంది, ఎలక తింటే ఆ తిన్న శరీరాలకి సద్గతి లేదు, అది అగ్నిలో దగ్ధమయ్యేమనుకో మాకు సద్గతి ఉంది. ఈ మాటలన్నీ కూడా ఎన్ని మాట్లాడతారా చూడండి ఇక్కడ, ఏం మాటలు, పక్షులు మాట్లాడతాయా? అందుకేనండి భారతం. వీడు వెంటనే అంటాడు ఏం తెలుసని, మందపాలుడు ఎలా ఒక ఋషి అయ్యాడో నలుగురు నాలుగురు ఋషులు, ఇది తెలుసుకోవాల్సింది. చిన్న కర్మశేషం మిగిలి ఇలా పుట్టారు వాళ్ళు ఇక్కడ. ఏమి వేదాంతం అండి ఇక్కడ. కలుగులో దూరంటే మళ్ళీ దూరం, వచ్చిన ఆ కలుగుల్లోకి మళ్ళీ దూరము. ఎంత ఇందులో తెలుసుకోండి, ఇక్కడ ఉన్న రహస్యాలని మీకు అప్పుడే అందుంటాయి. మరి ఇలా దగ్ధమవుతాన్ని కాదు కాదు, ఆ ఎలకను డేగ తన్నుకుపోవడం నేను చూశానంది. నువ్వు చూసావు కానీ మేము నమ్మం, ఒక ఎలకను తన్నుకుపోవడం చూసావు, ఇంకెన్నున్నాయో, ఏమి తెలివితేటలే చూడండి ఇక్కడ. మొత్తానికి వీళ్ళందరూ నువ్వు ఎగిరిపో అంటే ఎగిరిపోయిందామే. అప్పుడు అగ్ని వస్తూ ఉంటే ఈ నలుగురు కలిసి అగ్ని స్తోత్రం చేస్తారు, మరొక అగ్ని సూక్తం మొదలవుతుంది. ఇది భారతాన్ని చదివేటప్పుడు ఉట్టి కథ కాదు. మనకు పిల్లలకు అందించేటప్పుడు ఏం చేస్తారంటే అగ్ని సూక్తాలు వదిలేస్తారు పిల్లలకు అర్థం కాదని. కానీ అగ్ని సూక్తములు వేదయ్య ఉంది చెప్పబడ్డ అగ్ని సూక్తములు మొత్తం కూడా ఈ నాలుగు పక్షులు అగ్ని సూక్తం చదివే. పక్షులు చదువుతాయా? అగ్ని సూక్తాలు చదవగానే అగ్ని భట్టారకుడు వాళ్ళని అనుగ్రహించాడు, వాళ్ళు ధన్యులయ్యారు. వీళ్ళని కన్నందుకు ఆ మందపారుడు ఉత్తమ లోకాలకు పొందాడు, వీళ్ళు కూడా సద్గతులు పొందారు అని ఈ కథ పూర్తయిందండి. ఇంత తగలబడ్డా వాళ్ళు కాపాడబడ్డారట చూసారా, మొత్తం తగలబడ్డా ధర్మాన్ని నమ్ముకున్న వాళ్ళు కాపాడబడుతూనే ఉంటారు. లంక దగ్ధమైనప్పుడు విభీషణుడు కాపాడబడినట్టు ఆలోచించుకుంటూ ఒకదాని కూడా అనుబంధాలు. ఇక్కడున్న ఒక రహస్యం చెప్తున్నాడు అగ్నిదేవుడు. ఏమన్నాడు, ఈ నేతులు తాగి తాగి అజిత్తి వచ్చిందన్నాడు. అంటే అర్థం, నేతులు తాగడం అంటే కర్మలంపటత్వం, ఇది తెలుసుకుని ఎన్నో యజ్ఞాలు చేయడం ఇవిగా తరింపజేస్తాయి. చిత్తశుద్ధికి ఎంత అవసరమో అంతవరకు కర్మ. కర్మలంపటుడు అయ్యేవా నువ్వు జ్ఞానానికి దూరమైపోతావు. కానీ కర్మలకు ఎప్పుడో ఒకప్పుడు కామా పెట్టుకోవాలి. అలా కాకుండా నిరంతరం కర్మలంపటం అయితే ఏమవుతుంది? అందుకే అగ్ని రెండు రకాలు, యజ్ఞాగ్ని, జ్ఞానాగ్ని. ఈ కర్మల వల్ల యజ్ఞాల వల్ల అజీర్తి అయిపోయింది అంటే ఇంకా తరింపజేసే శక్తి లేదు. అప్పుడు రగలాల్సింది జ్ఞానాగ్ని, అది రగలాలి అంటే అటు నరనారాయణుల అనుగ్రహం ఉండాలి. అందుకే వాళ్ళని ఆశ్రయించి సంసారమనే కాండవ వనాన్ని జ్ఞానాగ్ని దగ్ధం చేస్తుంది. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. ఇది దీనిలో దాగిన సంకేతం. ఈ ఒక్క కోణంలో పరిశీలిస్తే భారతంలో ఒక్కొక్క ఇతివృత్తాన్ని తీసుకొని కొన్ని రోజులు ప్రవచనం చేసుకోవచ్చు. అప్పుడు అర్థమవుతుంది భారతం కొన్ని రోజుల కథ కాదు, జీవితం ఉన్నంతకాలం అధ్యయనం చేయవలసిన కథ అని. ఇంత అద్భుతమైన సంకేతాలతో అందించిన వ్యాసదేవుడికి మరొక్క నమస్కారం చేసుకుందాం. పైగా అందులో రక్షింపబడ్డ వాళ్ళల్లో మనం అశ్వసేనుడు, ఇంకా ఈ నలుగు పక్షులు, మయుడు అని చెప్పుకున్నాం. ఈ మయుడు కాపాడబడి వెళ్ళిపోతూ ఉండగా వెంటనే అగ్నిదేవుడు పారిపోతున్నవరా దగ్ధం చేస్తాను వెళ్ళేట, ఎందుకంటే ఈ రాక్షసులందరికీ షెల్టర్స్ కట్టేవాడు ఆయన, అందుకు వాడిని దగ్ధం చేయాలని అగ్నిదేవుడు వెళ్ళబోతుంటే కృష్ణ పరమాత్మ సుదర్శనం తీసేటండి, ఎలాగైనా సరే దగ్ధం చేస్తాను అని. ఎప్పుడైతే ఆ పనికి ప్రారంభించాడో వెంటనే మయాసురుడు అర్జునుడి దగ్గరికి వెళ్ళి శరణు శరణు నన్ను కాపాడు అన్నట్ట, శరణాగతి ధర్మాన్ని అనుసరించి నేను రక్షిస్తానని అర్జునుడు మాట ఇచ్చాడు. ఎప్పుడైతే అర్జునుడు శరణు వేడిన వాడిని రక్షిస్తానని మయుణ్ణి దగ్గరికి తీసుకున్నాడో వెంటనే కృష్ణుడు అగ్నిదేవుడు తమ యొక్క ప్రతాపాన్ని ఉపసంహరించుకున్నారు. ఎందుకంటే అర్జునుడు శరణిచ్చాడంటే మేము శరణిచ్చినట్లే, అందుకు నువ్వు బ్రతికిపోయేపో అన్నట్ట. ఆ మయుడు ఎంత వాడంటే బ్రతుకు జీవుడు అని వెళ్ళిపోలేదు, వెంటనే వచ్చి కృష్ణార్జునులకు నమస్కారం చేసుకుని నేను ధన్యుణ్ణి అయ్యాను మీ వల్ల, కాబట్టి మీకేదైనా ఉపకారం చేసి పెడతాను మీరు కోరుకోండి అని అడిగాడు. అడిగితే గొప్ప మాట అంటున్నాడు అర్జునుడు, అర్జునుడి దగ్గర ఎన్ని నేర్చుకోవాలి కానీ ఎవరు ఏది ఇస్తారని ఇవ్వండి అని అడగడండి మహానుభావుడి దగ్గర తెలుసుకోవాల్సింది. గొప్ప మాట అన్నాడు, కృతమేవ త్వయా సర్వం స్వస్తి గచ్చ మహాసుర, నువ్వు చేయాల్సినంతా చేసినట్లే వెళ్ళిపో అన్నాడు. ఎందుకంటే ఒకరు మనకు మేలు చేస్తే తిరిగి ప్రత్యుపకారం చేయాలి, నువ్వు కృతజ్ఞత ప్రకటించి నాకు చెప్పేవి కదా అది చాలు, నువ్వు అన్నీ చేసినట్టే, కృతమేవ త్వయా సర్వం ప్రీతిమాన్ భవమే నిత్యం ప్రీతిమంతో వయంచతే, నువ్వు మా పట్ల ఇదే ప్రేమను కలిగి ఉండు, మేము నీ పట్ల అదే ప్రేమతో ఉంటాం, ఇంకా వెళ్ళన్నట్ట. వెంటనే ఓ నరోత్తమ నీకు తగినట్లు నువ్వు మాట్లాడు. నిజంగా భారతంలో మాట తీరులు చూడాలండి, ఎంత సంస్కారం ఎంత అద్భుతమైన జ్ఞానం కనబడుతుంది ఇక్కడ. యుక్తమేత త్వయి విభో మాటలు, త్వయి నీకు తగిన విధంగా నువ్వు మాట్లాడావు, అంటే మర్యాదా పురుషోత్తముడైన వాడు ఎలా మాట్లాడతాడో అలా మాట్లాడావు, నువ్వు మహాపురుషుడికి తగిన విధంగా మాట్లాడావు. కానీ నీపై నాకు ప్రీతి ఉంది అంటే ఉందని తెలిసే పని నేను ఒకటి చెయ్యాలన్నాడు చూడండి. అదే మీ మీద చాలా ప్రేమ ఉందంటే ఎందుకుట కాళ్ళ మీద పడిపోయి దండాలు పెట్టేవాళ్ళు చాలామంది కనబడతారు, కానీ ప్రీతి కలిగి వారికి ఎప్పుడు ఏది అవసరమో చూసేవాడు ఉంటాడే వాడు నిజమైన ఆశ్రితుడు, వాడు నిజమైన స్నేహితుడు. ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఫ్రెండ్ ఇన్ డీడ్ అంటారు కదండి ఇక్కడ, అది ప్రధానం. అందుకు నీకు ప్రీతికరమైంది మేమేం చేయాలి అంటే ఈ మహానుభావుడు తక్కువ తిన్నాడా, మాకు ఏది ప్రీతి అనేది మాకేది శ్రేయస్సు అనేది మాకు తెలియదయ్యా ఈయనకే తెలుసు అన్నట్టండి గొప్ప మాట. అర్జునుడు ఆ మాట అనడంలో యథాయోగ్యం తథా కురు అనే మాట కనబడుతుంది, కృష్ణస్య క్రియతాం కించిత్ తథా ప్రీతికృతమ్మయి, నువ్వు ఏది చేసినా కృష్ణునికి ప్రీతికరమైన చెయ్యు అది మాకు ప్రీతి అన్నాడు. ఈ మాటలో అర్థమేంటి, కృష్ణార్పణమని చేసేదే మనకు ప్రీతి అది తెలుసుకోవాల్సింది ఇక్కడ, ఎన్ని చెయ్యి అది, కానీ కృష్ణునికి ఏది ప్రీతో అది చెయ్యి అన్నట్ట. ఇవండి రహస్యాలంటి పట్టుకోవలసిన వాక్యాలు. అందుకే భారతం చదివినప్పుడు ముత్యాల్లా జలజల రాలుతున్న వాక్యాన్ని వదల్లేక ఇక్కడ మాలగుచ్చి అందించడం జరుగుతుంది. ఇక్కడ ఎంత అందమైన మాట అన్నాడు ఇక్కడ, కృష్ణస్య క్రియతాం కించిత్ తథా ప్రీతికృతం మయి, అతనికి ఏం చేస్తే అదే మాకు ప్రీతి అనగానే అప్పుడు కృష్ణుడు అంటున్నాడు, నీకున్న విద్య నీకు గొప్పది అది నాకు తెలుసు, దేవతలకు విశ్వకర్మ అయితే దానవులకు నువ్వు విశ్వకర్మవి, నువ్వేం తక్కువ వాడికో మహానుభావుడు మాకు బాగా తెలుసు, నీ శిల్ప విద్యా ప్రావీణ్యమంతా చూపించి ధర్మరాజు కోసం గొప్ప సభాభవనం ఏర్పాటు చేయి. ఎందుకంటే ఒక్కొక్క రాజుకు ఒక్కొక్క సభ ఉంటుంది, ఇంద్రుడికి సుధర్మ అనే పేరుతో పెద్ద సభ ఉన్నది, ఇతర లోకాల్లో ఉంది, నాకు కూడా విశ్వకర్మ ద్వారకలో అద్భుతమైన సభ చేసి దాని సుధర్మ అని పేరు పెట్టాడు ఆయన, ఆ సుధర్మకి ఏమాత్రం తీసిపోకుండా మా యుధిష్ఠిరుడికి కూడా ఏర్పాటు చేయి అన్నాడు. అర్జునుడికి కాదు యుధిష్ఠిరుడికి ఏర్పాటు చేయి, పైగా మానవులందరూ చూసి ఆశ్చర్యపోవాలి సుమా ఆ మాట నొక్కి చెప్పాడు, ఆశ్చర్యం కలగాలి ఆశ్చర్యం కలగాలి అలాంటి సభ ఏర్పాటు చేయి. మరొక కండిషన్, అలాంటి సభ మరొకటి ఉండకూడదు మొత్తం ఏ లోకంలోనైనా ఇది తెలుసుకో, పైగా దేవతల వృత్తులు రాక్షసుల వృత్తులు అన్నీ అందులో ప్రకటింపబడాలి, అంటే మొత్తం విశ్వరహస్యాలన్నీ అక్కడ శిల్పరూపంలో నువ్వు చూపించాలి, అదొక విశ్వసభగా భాషించాలి అని చెప్తే వెంటనే దానికి తగ్గట్టుగా సమ్మతించాడు మహానుభావుడు. ఆడ తర్వాత తిరిగి ఇంద్రప్రస్థానికి వచ్చి కొన్ని రోజులు ఆతిథ్యం తీసుకుని కృష్ణ పరమాత్మ బయలుదేరేట ద్వారకా వెళుతున్న సన్నివేశాలు చూడండి ఇక్కడ, ఎంత అద్భుతంగా చెప్తున్నాడు. అయ్యా ఇప్పటికి 5 రోజులైంది, రోజుకో పర్వం అన్నారు, అందుకే ఏ పర్వం పేరు ఏం చెప్తున్నామో పర్వం పేరు చెప్పట్లే, మరి ఎలాగండి మిగిలిన కథ, ఏది చెప్పబోతున్నామో ఆలోచించకండి, చెప్పింది జాగ్రత్తగా వింటే చాలు, ప్రతి అంశము ప్రధానమైనది చెప్పుకుంటున్నాం. కృష్ణ పరమాత్మ రథం ఎక్కుతూ వెళుతున్నట్ట, ఆ రథం ఎలా ఉందో వర్ణిస్తున్నాడు కృష్ణ పరమాత్మ. రథం ధ్యానం చేస్తే చాలా మంచిదండి, సైభ్య సుగ్రీవ మేఘపుష్ప వలాహ కానబడే 4 గుర్రములు, ఇది సాక్షాత్ వైకుంఠం నుంచి సూర్యమండలం ద్వారా వచ్చింది కృష్ణ పరమాత్మ కోసం ఎప్పుడో జరాసంధ వధకి పూర్వం. జరాసంధుడితో యుద్ధానికి పూర్వం ఇంక వధ జరగలేదండి, యుద్ధానికి పూర్వం వచ్చింది. ఆ దివ్యరథం ఇక్కడుంది. కాంచనం రథమాస్థాయ తార్క్షకేతనమాశుగం, అది బంగారు రథం. జెండా మీద ఎవరున్నాడు? తార్క్ష గరుత్మంతుడు ఉన్నట్ట. గరుడధ్వజం అది. గరుడధ్వజం ఎవరికి ఉంటుంది? ఇంక చెప్పడానికి ఏమున్నది? పైగా రథంలో ఆయుధాలన్నీ ఉంటాయి. అంతేగాని ఆయుధాలు పట్టుకు అలా తిరుగుతూ ఉండరండి. మనం పోల్చుకోవడం కోసం రాముడు అంటే ఎప్పుడు ధనస్సు పట్టుకుంటాడు ఇలా చెప్తూ ఉంటాం మనం. ఆయుధాలు రథంలో ఉన్నాయట. ఏమిటో తెలిసి ఆయుధాలు చూడండి. గదా చక్ర అశిషాంగా జై ఆయుధైర్ ఆవృతం శుభం. శంఖచక్ర గదాదులన్నీ అందులో ఉన్నాయట రథంలో. ఆడ తర్వాత అలాంటి దివ్యమైన రథాన్ని శుభనక్షత్రంలో శుభతిథిలో శుభముహూర్తంలో ప్రయాణ ప్రారంభం చేస్తూ కృష్ణుడు ఎక్కితే ధర్మరాజు వెళ్ళి సారథైన దారుకుని, నువ్వు కాస్త దిగి వెనకాల వస్తావా, ఎందుకంటే పగ్గాలు నేను పట్టుకు నడుపుతాను కొంతసేపు అన్నట్టండి. ఇక్కడ కృష్ణుని రథాన్ని తాను సారథిగా నడుపుతాట కొంత దూరం, మొత్తం కాదు. ఎందుకంటే ఎవరు మళ్ళీ రావాలనుకుంటారో వాళ్ళని ఎక్కువ దూరం సాగనంపకూడదుటండి. కొందరు పాపం ట్రైన్ దాకా వెళ్ళి ట్రైన్ కదిలిందని గ్యారంటీ తీసుకుని అప్పుడు ఇంటికి వస్తారు, ఎందుకంటే మళ్ళీ వాడు వెనక్కి వచ్చకూడదు. అలాగని సాగనంపడం మానేయకండి, అది వేరే విషయం. కానీ ఎవరు తిరిగి రావాలనుకుంటారో వాళ్ళని ఎక్కువ సాగనంపకూడదు అని అంటారు పెద్దలు. సరే, మొత్తానికి దారుకుని స్థానంలో ధర్మరాజు కూర్చుని అభీషుం సంప్రజగ్రాహ స్వయం కులపతిస్తదా, తాను స్వయంగా ఆ కురుపతి తాను పగ్గాలు పట్టుకుని నడుపుతూ ఉంటే ప్రక్కన నిలబడి పిసనగారు పట్టుకుని విసురుతున్నట్టు మహానుభావుడు అర్జునుడు. ఆ వెనకాల వస్తున్నటువంటి వారు నకుల సహదేవ భీముడు ఋత్విక్కులు పురజనులు ఆ రథం వెనకాల వస్తూ ఉన్నారు. ఇక్కడ అలా కొంత దూరం వెళ్ళి యుధిష్ఠిరుడు మరలి వస్తా అని ఎప్పుడైతే లేచి నిలబడ్డాడో యుధిష్ఠిరుడికి నమస్కారం చేశాడు కృష్ణ పరమాత్మ. మళ్ళీ వస్తానని చెప్పేట మొత్తం పురజనులందరూ రథం వెళుతున్నా అలాగే చూస్తూ ఉన్నట్టు రథం కదిలిపోయిందండి. ఇలా దాటేసేవచ్చుగా వ్యాసుడు ఊరుకోలేదు. ఇక్కడ కొన్ని వర్ణనలు చేస్తున్నాడు. మనోభిరను జగ్ముస్తే కృష్ణం ప్రీతి సమన్వయాత్ అతృప్త మనసామేవ తేషాం కేశవ దర్శని. ఆ రథం వెళ్ళిపోతుంటే ఏడుపు వచ్చింది రండి. వదిలిపెట్టలేక కృష్ణుని పంపించారు. ఆ రథం వెళ్ళిపోతుంటే రథంతో పాటు వీళ్ళు మనస్సు కూడా కృష్ణుడితోనే వెళ్ళిపోయిందిట. అంటే అర్థం కృష్ణుడు వీళ్ళు మనస్సులో ఉన్నాను అర్థం. ఎంత గొప్పగా చెప్పారో చూడండి. ఇక్కడ పైగా కృష్ణుడి గురించి చెప్తూ చక్షుషా ప్రియదర్శన, చూసేవాళ్ల కళ్ళకి ప్రీతి కలిగించే కృష్ణ పరమాత్మని ఎంత చూసినా అతృప్త మనసా, ఎంత చూసినా వాళ్ళకి తనివి తీరడం లేదు. అందుకే కృష్ణుడు వెళ్ళినా అలాగే ఉంటూ అకామాయేవ పార్థాస్తే గోవిందగత మానసా, గొప్ప మాట చెప్పానండి. వాళ్ళు అకామ స్థితిలో ఉండిపోయేట కృష్ణుడు వెళ్ళిపోయాక. అంటే అర్థమేంటి? కృష్ణుడి మీదకి మనస్సు వెళ్ళాక ఇంకా లౌకిక విషయాల మీదకి మనస్సు వెళ్ళలేదు అన్నారు. ఈ మొత్తం ఘట్టంలో ఏంటంటే కృష్ణుడిని చూశారు, కృష్ణుడు వెళుతూ ఉండగా మనస్సు ఆయనతోనే వెళ్ళిపోయింది, చిట్ట చివరికి ఏ కోరిక లేదు. మూడు స్థితులు చూపించారు. కృష్ణుణ్ణి చూడడం ధ్యానము, తర్వాత కృష్ణుని యందు మనస్సు నిలపడం అనేటువంటి స్థితి ఎప్పుడైతే లభించిందో దాని ద్వారా ఇంకోరికే లేదు అంటే సమాధి స్థితి. ఇది తెలుసుకోవాల్సింది. భగవద్ధ్యానం, భగవంతుని యందు ఆ తీవ్రమైనటువంటి నిలుకడ, తద్వారా లభించిన సమాధి స్థితి, మూడింటిని వర్ణించాడు ఇక్కడ అని పెద్దలు భాష్యాలు మనకు అందించారు. ఇది గమనించవలసిన అంశం. ఈ విధంగా ఎప్పుడైతే జరిగిందో ఇంకా మయుడు పనుంది, సభా నిర్మాణం చేయాలి. సభా నిర్మాణం చేసే ముందు ఒక మాట అన్నట్ట, నాకు కొంచెం మీరు అనుమతిస్తే నేను వెళ్ళి కొన్ని వస్తువులు ఉన్నాయి సభ నిర్మాణం కోసం తెచ్చుకొస్తానన్నట్టండి. ఎక్కడున్నాయేమిటి? కైలాస పర్వతానికి ఉత్తర దిశలో మైనాకం అనే ఒక పర్వతం ఉంది. దీన్ని బట్టి వెతకగలిగితే ఎన్ని తెలుసుకోవచ్చు. ఆ రోజులు వాళ్ళు ఎలా వెళ్ళగలిగారు? మనం ఇప్పుడు కైలాసానికి వెళ్ళాలంటే ఎన్ని, పైగా అక్కడ కూడా పాడు చేసి వాతావరణాన్ని పాడు చేసేటట్టు చేసి వెళ్తాం మనం. కానీ అప్పుడు యోగశక్తితో ఎలా వెళ్ళేవారో మనకు తెలియాలి. కైలాస పర్వతానికి ఉత్తర దిశలో మైనాక పర్వతం ఉంది. అక్కడ ఒకప్పుడు అసురులు యజ్ఞం చేస్తే దానికి శాలలన్నీ నిర్మాణం చేశాను నేను. పైగా వృషపర్వుడు అనే మహారాజు ఆయన, అంటే అసురుల్లో కూడా మంచివాళ్ళు చాలామంది ఉన్నారు. అతడు యజ్ఞం చేశాడు. దానికి నేను అక్కడ బిందు సరోవరం అనే ప్రాంతంలో యజ్ఞమండపాలన్నీ చేసి అనేక రకాల అరుదైన వస్తువులు దాచిపెట్టి ఉంచాను అక్కడ. ఇప్పుడు ఆ యజ్ఞం జరిగి చాలా కాలమైంది. ఆ అరుదైన వస్తువులతో తెచ్చి ఇక్కడ నిర్మాణం చేస్తాను. అందులో ఉన్న అద్భుతమైన విషయములు ఏమిటి అంటే రకరకాల రత్నాలు స్ఫటికాలు ఉన్నాయి. అవన్నీ నేను సభలో వాడతాను. వాటి వల్ల వీటికి దివ్యత్వం వస్తుంది. అది బిందు సరస్సు దాని పేరు. ఆ బిందు సరస్సులో నేను ప్రత్యేకమైన శక్తితో తయారు చేసిన ఒక శంఖం ఉందయ్యా, ఒక గద ఉంది. ఆ రెండూ నేను తీసుకువస్తాను, మీరు అనుమతించండి. అదేవిధంగా సభా నిర్మాణానికి కావలసిన మణిద్రవ్యాలు స్ఫటికాలు ఇవి తీసుకువస్తాను అని చెప్పగానే, సరేనని చెప్పగానే బయలుదేరి వెళ్ళాడు. అవన్నీ తెచ్చాడండి మళ్ళీ వెంటనే. తీసుకొచ్చి ఈ గద భీమునికి ఇస్తున్నాను అని ఇచ్చాడు. ఈ గద సామాన్యం కాదు, దివ్యమైనది, దీంతో శత్రువుని జయించగలం. ఈ శంఖం నీకు ఇస్తున్నాను అర్జున అన్నాడు. దీని పేరు దేవదత్తము ఈ శంఖం. ఇది కానీ నువ్వు ఊదితే మొత్తం ఈ శంఖనాది వినగానే ప్రాణికోటే ప్రకంపిస్తుంది అలాంటిది. అంతేకాదు నీ కపిధ్వజం గనక ఒక ధ్వజం, కపిధ్వజం కూడా తెచ్చాటంటే ఏ ధ్వజం పెట్టినా దాని మీద కపిచిన్నం ఉంటుంది. అలాంటిది ఏర్పాటు చేశాడు. ఈ రకరకాలైనటువంటి దివ్యమైన అనేక ద్రవ్యములు తీసుకొచ్చాను అని నిర్మాణం చేశాడు. అద్భుతమైన సభాభవన నిర్మాణమైందండి అది, మయసభ. ఆ మయసభలో ఆ నిర్మాణాన్ని ఇక్కడ వర్ణిస్తాడు. దీన్ని బట్టి ఆనాటి మన యొక్క ఆర్కిటెక్చర్, ఆ కళ ఎలా ఉందో తెలుస్తుంది. నిర్మాణ కళ, అందులో ఉద్యానవనాలు, రకరకాల సభా ప్రాంగణాలు, అందులో కూర్చోవలసిన చోట్లు, ప్రధానమైన రాజు ఎక్కడ కూర్చోవాలి, ఋషులు ఎక్కడ కూర్చోవాలి, సామంతలు ఎక్కడ కూర్చోవాలి, ఇవన్నీ. అంతేకాదు అనేక విహార స్థలాలు అన్నీ ఉన్నాయి. చాలా విస్తారమైనటువంటిది ఆ మైసభ. అలాంటి మైసభలో గృహప్రవేశం జరిగిందండి ఇక్కడ. ఆ వచ్చినప్పుడు కూడా అనేక మంది ఋషులు దగ్గరుంటూ దివ్యములైనటువంటి వేదమంత్రములు చదువుతూ ఉండగా తాను అందులో వెళ్ళి ఆ రోజుల్లో ఎలా చేసేవారో గృహప్రవేశాలు తెలియాలి. ఇక్కడ నెయ్యి తేనె కలిసిన పులగము, పాయసము, జీవంతి అనే శాకము, వీటన్నిటితో వంటలు వండేటండి. ఇక్కడ వండి అందరికీ భోజనాలు పెట్టారు. వీరు వారం లేదు, సర్వవర్ణముల వారికి అందరికీ భోజనాలు పెట్టారు. అన్నశాంతి అనేది జరిగింది ఇక్కడ. ఈ విధంగా చేసి గోవుల్ని దానం చేసి పుణ్యాహవచనాది మంత్రములతో గృహప్రవేశాదులు చేసుకున్నారు. తర్వాత సభలో ధర్మరాజు ఉంటూ ఉండగా అనేక మంది వచ్చేటండి. దేవతలు, దేవతాంశ సంభూతులు, ఋషులు, వీళ్ళందరూ కూర్చుని ఉన్నారు అక్కడ. ఎందుకంటే ఆ సభ సామాన్యం కాదు, ఎక్కడో దివ్యలోకాల్లో ఉండవలసిన సభభూమి ఎందున్నది. కూర్చున్న వాళ్ళు ఋషులు, మహాత్ములు, పైగా అక్కడ కూర్చున్న వాళ్ళ పేర్లు ఒక అధ్యాయం అంతా చెప్పబడిందండి ఇక్కడ. అయితే అది వినాలి అంటే దానికంటూ ఓపిక, విసుగులేని తనము ఉండాలి మనకిప్పుడు. అయితే ఆ పేర్లు అవి చెప్పడం జరగద్దు అని ఉన్నారు అని తెలుసుకుంటే ఎలాంటి మహాత్ములు ఉన్నారు. ఒకడు అసితుడు, దేవలుడు, సత్యుడు, మహాశిరుడు, ఆర్యావసుడు, సుమిత్రుడు, మైత్రేయుడు, బలి, బకుడు, దాల్భ్యుడు, స్థూలశిరుడు, కృష్ణద్వైపాయనుడు, శుకుడు, వ్యాసుడు, వ్యాస శిష్యులు, ఇలా ఎందరో మహర్షులు పేర్లున్నాయి, బోలుడున్నాయి. అలాగే అనేక రకాల రాజులు, ఆనాటికున్న రాజులు. ఈ ఆ వాటి వర్ణన వింటే వచ్చిన వాళ్ళు ఓడ్రులు, ఆంధ్రులు అని కూడా వర్ణన ఉందండి ఇక్కడ. దీన్ని బట్టి ఏ కొస నుంచి ఏ కొస వరకు భారతదేశం ఆనాడు విస్తరించిందో దీన్ని బట్టి మనకు తెలుస్తుంది. ఇలా వివిధ ప్రాంతాలకు చెందినటువంటి రాజులందరూ కూర్చున్నారు. వీళ్ళందరూ కూడా ధర్మరాజుని ఎంతో గౌరవిస్తూ కూర్చునున్నారు. ఆ సమయంలో నారదులు వారు ప్రవేశించారు. అద్భుతమైన ఉతివృత్తం ఇక్కడ కనబడుతున్నాడు. ఇక్కడ ఆ నారదులు వారు ప్రవేశించి ఆశ్చర్యంగా ధర్మరాజుని అభినందించారు. అక్కడ ఉన్నటువంటి మహాత్ములందరినీ చూసి దేవతలతో ఋషులతో కూడిన బ్రహ్మసభలు అవి ఎలా ఉంటాయో అలా ఉన్నదయ్యా ఈ సభ కూడా చూస్తూ ఉంటే అన్నారట. అప్పుడు అతడు చెప్పినటువంటి మాటలు ఉంటాయండి. ఇది ఒక అద్భుతమైన అధ్యాయం ఇక్కడ. నారదుడు ధర్మరాజుతో చెప్పిన మాటలు ఒక అధ్యాయం. ఈ అధ్యాయంలో కొన్ని భాగాలు చెప్తాం. అబ్బాయి ఇవన్నీ ఎందుకంటే కొన్ని విసుక్కుంటారని కూడా నాకు తెలుసు. కానీ నిజంగా అధ్యాయం అంతా చెప్తే మొత్తం మిగిలిన 10 రోజులు దానికి కేటాయిస్తాం. కానీ ఇక్కడున్న అనేక మంది ఆసక్తి పరుల కోసం చెప్తున్నాం. ఇది చూస్తే రాజనీతి శాస్త్రము, రాజధర్మములన్నీ చెప్పబడ్డాయండి. ఇది ఒక్కడ తెలిస్తే పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ అంటే ఏమిటో ఆనాడే వ్యాసుడు ఇంత స్పష్టంగా చెప్తే కనీసం భారత రాజ్యాంగం ఏర్పాటు చేసుకున్నప్పుడు ఇందులో ఒక్క శ్లోకాన్ని కూడా మన వాళ్ళు పరిశీలించలేదే అని బాధ మాత్రం కలుగుతుంది ఇక్కడ. కానీ అంత నాగరికత ఆనాడే భారతదేశానికి ఉందనే గర్వం కూడా కలుగుతుందండి. ఇది తెలుసుకోవాల్సింది. అనేక రాజనీతులు కనబడతాయి. నారదుడు చెప్పిన రాజనీతి ఇది సరిగ్గా రామాయణంలో రాముడు చెప్పిన కచ్చిత్ సర్గలా ఉంటుంది. అన్ని కచ్చిత్ కచ్చిత్తనే మొదలవుతాయి. కొన్ని శ్లోకాలు అయితే అచ్చంగా రామాయణంలో దీనిలో ఒకటే కనబడతాయండి. దానితో రీసెర్చ్ స్కాలర్స్ బయలుదేరుతారు. పాండవులు భారతం తర్వాత రామాయణమా, రామాయణం తర్వాత భారతమా, ఇదో గోళ. కానీ వాల్మీకి అంటే మహాభక్తి కలిగిన వ్యాసుడు కొన్ని శ్లోకాలని యథాతథంగా తీసుకున్నాడు. అంతేకాదు రామాయణ కాలమైనా భారత కాలమైనా భారతదేశ రాజనీతి సనాతన ధర్మం ఒక్కటే అని చెప్పడం దీనిలో ఉన్నటువంటి వ్యాసుని యొక్క మరొక ఉద్దేశం. ఇది మనం గ్రహించవలసిన ప్రధాన అంశములు. పైగా ఇక్కడ చెప్తున్న కొన్ని కొన్ని మాటలు ఈ రోజుల్లో పనికొస్తున్నాయి కనుక చెప్తున్నా. కచ్చిదాచరితం పూర్వై నరదేవ పితామహై వర్తతే వృత్యమక్షుద్రాం ధర్మార్థ సహితాంత్రిషు. ధర్మార్థ కామముల విషయంలో నీ పూర్వీకులు ఎలాంటి ధర్మ మార్గంలో ఉన్నారో ఆ మార్గంలో ఉన్నారు కదా. చూడండి, ఇతరుల పద్ధతికి మన పద్ధతికి తేడా ఏమిటో. పూర్వీకులు అనుసరించిన మార్గంలో ఉండు అంటాం మనం, మన ధర్మం. అదంతా పాత చింతకాయ పట్టిని వదిలి పతనమైపో అంటారు నేటి విదేశ పద్ధతులు. ఇది తెలుసుకోవాల్సినది. అందుకే గురు కర్మైవ తస్మాత్వం పూర్వై పూర్వతరీ కృతం అంటాడు కృష్ణ పరమాత్మ భగవద్గీతలో. అందుకే సనాతన ధర్మాన్ని ఆచరిస్తున్నావా? ఖచ్చిత్ ఖచ్చిత్ అంటే ఇది అర్థం. అలాగే యజ్ఞాలకి, దాన ధర్మాలకి, కుటుంబ రక్షణకి, సత్కార్యాలకి ధనాన్ని వినియోగిస్తున్నావా? మనస్సును చెదరనివ్వకుండా ఉంచుకుంటున్నావా? ఎందుకంటే క్షణానికోలా ఉండే మనస్సు ఇహము సాధించలేదు, పరము సాధించలేదు. ఇది చాలా తెలుసుకోవాలి. ఇవాళ గొప్ప ఆనందంగా ఉంటాం, రేపేమవుతామో తెలీదు. ఇవాళ దేవుడున్నాడని మహాభక్తి, రేపు ఉన్నాడో లేదో అని డౌట్. వీళ్ళు ఏం సాధిస్తారో చెప్పండి. విక్షేపం అనేది మనస్సుకు పెట్టిన ఒక పెద్ద దోషము కుసుమ. అంతేకాదు, అర్థంతో ధర్మము, ధర్మంతో అర్థము, ఈ రెండిటితో కామము, కామంతో ఈ రెండు దెబ్బతినకుండా కాపాడుకుంటున్నావా అన్నాడు. అంటే వాటిని బ్యాలెన్స్ చేస్తున్నావా అన్నాడు. ఇక్కడ ధర్మంతో అర్థం సంపాదించాలి, అర్థంతో ధర్మాన్ని కాపాడుకోవాలి, ఈ రెండు దెబ్బతినకుండా భోగములు అనుభవించాలి. జాగ్రత్తగా చూసుకుంటున్నావు కదా? అలాగే నీ కోశాగారాన్ని, ధనాగారాన్ని జాగ్రత్తగా చూసుకుంటున్నావా లేదా? నీ దగ్గర పెట్టుకున్న మంత్రుల్ని అన్ని విధంగా పరీక్షిస్తున్నావా లేదా? ఉపధాశుద్ధుల పాప వ్యపగత బుద్ధుల వినీత వర్తుల సములన్ సుపరీక్ష నియోగించిత నిపుణుల నర్థార్చనాది నృపకార్యములన్. నన్నయ్య గారు యథాతథంగా అనువదించారండి. ఇక్కడ ఉపధాశుద్ధ, ఇది ఒక టెర్మ్ అండి. ఉపధాశుద్ధి రాజనీతి శాస్త్రంలో ఒక టెర్మ్. ఇది రాజనీతి సంబంధించిన టెర్మినాలజీ ఒకటి ఉంది. అన్వీక్షకి, త్రయి, వార్త అని మూడు రకాలుగా రాజనీతి శాస్త్రం ఉంది మనకు తెలుసా? కనీసం కౌటిల్యుడు అర్థశాస్త్రమేనా చదవండి. అది పట్టుకున్న మత గ్రంథం అనుకుంటాం, దౌర్భాగ్యం. అది వచ్చింది బాధ. అది మత గ్రంథం కాదు, అది పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్. అందులో ఇవన్నీ ఉంటాయి. ఉపధాశుద్ధి అంటే ఎవడినైతే రాజోద్యంగంలో నియమిస్తామో మంత్రిగా, సామంతుడిగా, వాడి యొక్క ధర్మము, అర్థము, కామము అన్ని విధాలా పరిశీలించాలి. వాడు శుద్ధుడు అవునో కాదు చూడాలి, తెలుసుకుని పెట్టాలట. లేకపోతే మహాప్రమాదం. వాడు కుంభకోణాలు చూస్తాడు, అవినీతులు వస్తాయి. అందుకు ఎలా చూడాలో ముందే చెప్తున్నాడు ఇక్కడ. పైగా ఉద్యోగస్తులు ఎవరైతే భృత్యుల్ని మీద ఆధారపడున్నారో, వారిని ఎవరిని ఎక్కడ నియోగించాలో అక్కడ నియోగిస్తూ వాళ్ళకి ఇవ్వాల్సింది ఇచ్చి తర్వాత నువ్వు అనుభవిస్తున్నావు కదా అన్నాడు. చూడండి, మన మీద ఆధారపడ్డ వారికి అన్ని అమర్చి తర్వాత మనం అనుభవించాలట. దీన్ని బట్టి సమసమాజము మన కోసం పనిచేస్తున్న వాళ్ళకి ఇవ్వాల్సిన ప్రాధాన్యము ఎలా చెప్పబడుతుందో చూడాలి. ఉత్తమ మధ్యమాధమని యోగ్యత బుద్ధిని రింగి వారిన యుత్తమ మధ్యమాధమని యోగములను నియమించితే నరేంద్రోత్తమ భృత్యకోటికి సమానముగా తగు జీవితంబులు ఆయత్తము చేసి ఇత్తే దయ అయ్యయి కాలము తప్పకుండగన్. ఇవ్వాల్సిన సమయంలో ఇవ్వాలయ్యా, ఇవ్వాల్సిన సమయంలో ఇవ్వలేదనుకో వాళ్ళ యొక్క అసంతృప్తికి నువ్వు గురువవుతావు. వాళ్ళు అసంతృప్తి చెందితే నీ అభ్యుదయం ఆగుతుంది. అందుకే మన మీద ఆధారపడ్డ వాళ్ళని సరి అయిన సమయంలో ఆదుకోవాలి. అంతేకాదు, ప్రధానంగా రాజు చూడవలసింది ఇద్దరింట. ఒకటి కర్షకులు, ఇంకొకరు వాణిజ్యవేత్తలు. ఎంత అద్భుతంగా చెప్పారో చూడండి ఇక్కడ. అందుకే ఇండస్ట్రీస్కి, కామర్స్కి ప్రాధాన్యం ఇచ్చి అగ్రికల్చర్ని దెబ్బతీస్తే ఆ ప్రభుత్వం నిలబడదు. ముందు చెప్తున్నాడు చూడండి, ఎన్ని విషయాలు చెప్తున్నాడు ఇక్కడ. అటు వ్యాపారాన్ని, వ్యవసాయాన్ని రెండింటి చూడాలి. అందుకు వ్యవసాయవేత్తలకు నువ్వు నాణ్యమైనటువంటి విత్తనములను సకాలంలో వారికి బరువు కాని విధంగా అందించాలి. వాళ్లకు రుణములు అతి తక్కువ వడ్డీకి ఇస్తూ వారు తిరిగి తీర్చడానికి ఇబ్బంది పడకుండా ఉండేలా చూడాలి. ఇప్పుడు ఏదో రుణాలు మాఫీ చేస్తామని కాదు, అక్కడ ఆ పద్ధతిలో ఎంత గొప్పగా చెప్పాడు చూడండి. అలాగే దేశాభ్యుదానికి కావలసిన వాణిజ్యవేత్తలకు కూడా తగిన రుణాలనివ్వు, అవి తిరిగి వసూలు చేయడానికి వాళ్ళు పీడించకు. ఇది చెప్పాడు ఇక్కడ. వాళ్ళ యొక్క అభివృద్ధిని గమనిస్తూ తగిన విధంగా రాబట్టుకో. పైగా నువ్వు ప్రజల నుంచి పొందిన పన్నుకి తిరిగి వాళ్ళకి ఇబ్బడి ముబ్బడిగా నువ్వు వర్షింపజేయాలి. అది ఎలాగంటే సూర్యుడు కిరణాలతో నీళ్లను తీసుకుని ఉప్పు నీరు తీసుకున్న తీయని వర్షాన్ని ఎలా ఇస్తాడో అలాగా అన్నట్ట. ఎన్ని చక్కటి ఉపమానాలు ఇక్కడ. హీనులగు కర్షకులను, హీనులగు కర్షులు అంటే పంట నష్టాలు మొదలైన వాళ్ళలో ఉన్నటువంటి కర్షకులు అని చెప్పడం. భూనుత ధాన్యంబు బీజములు వణిజులకు మానుగ సతైక వృద్ధిన్ అనూనముగా రుణములిత్తే ఉత్తమ బుద్ధిన్. ఎంత అద్భుతమైన ప్రణాళికలు చెప్తున్నాడో చూడండి. అంతేకాదు, రాజ్యంలో ప్రజలకి రోగాలు రాకుండా అన్ని ఏర్పాట్లు ముందు జాగ్రత్త పడాలి సుమా. ఎక్కడైనా రోగం వచ్చినట్టు చూచాయిగా తెలిసినా పరిష్కార మార్గాలు ఏర్పాటు చేయాలి ప్రభుత్వమైనటువంటి వారు. అలాగే ఆ రాజ్యంలో ఉన్నటువంటి వృద్ధులని రక్షించుకోవాలి. అంటే రిటైర్మెంట్ వెల్ఫేరు, ఓల్డ్ పీపుల్ వెల్ఫేర్, ఇవన్నీ కూడా అక్కడ చెప్తున్నాడు. వృద్ధోపసేవ, ఔషధ సేవ, ఈ రెండు చాలా అవసరం సుమా. ఇలాంటి మాటలు చెప్తూ ఉంటే నారదుడి మాటలతోనే చాలా కాలం గడుస్తుంది. ధర్మరాజు విసుక్కోకుండా విన్నాడండి. పైగా ఇవన్నీ విని నువ్వు చెప్పిన ఈ విధంగా పాలన చేస్తున్నాననే అనుకుంటున్నాను, అలా చేయడానికి ప్రయత్నిస్తానన్నాడు. ఎన్ని మర్యాదలండి, ఆ మాత్రం నాకు తెలీదా అనలేదండి. అందుకే చేస్తున్నావు కదా అన్నాడు నారదుడు. పైగా అక్కడ ఉన్నటువంటి మహాత్ములందరినీ చూస్తూ వీళ్ళ దయ వల్ల ఇలాగే చేస్తున్నాను, ఇలా చేయడానికి ఇంకా ప్రయత్నిస్తాను. పైగా గొప్ప మాట చెప్పాడు ఇక్కడ. వేదాలు చదివితే లాభం లేదయ్యా, దానిలో ధర్మాలు ఆచరించడమే వేదాలకి ఫలితం. ధనం సంపాదిస్తే లాభం లేదయ్యా, దాన్ని దానం చేయడం, ధర్మబద్ధంగా వినియోగించడం దానికి ఫలితం. అదేవిధంగా శాస్త్రజ్ఞానం తెలుసుకుంటే లాభం లేదయ్యా, శీలము సత్ప్రవర్తనే దానికి ఫలితం అన్నాడు. ఎంత అద్భుతమైన మాట చూడండి. శాస్త్రజ్ఞానం వల్ల మనం వృద్ధి చెందవలసిందేమిటి? శీలము సత్ప్రవర్తన, అది చాలా ముఖ్యం. అంతేగాని ఆ శాస్త్రంలోది ఈ శాస్త్రంలోది భలే కొట్టేసాడండి, ఏం లాభం? వాడి జీవితంలో లేవు. అది స్వభావం చాలా ప్రధానం. ఇన్ని మాటలు చెప్తూ ఎప్పుడైనా జీవితంలో ఎదగవలసిన వాడు, ఇదేదో రాజుల కోసం చెప్పారు మా కోసం కాదు, ఈ లోపల మేము ఫోన్ మాట్లాడతాం ఇలాంటివి వద్దండి. అలాంటి వాళ్ళు మాట్లాడుతున్నాను నేను అన్నను, కానీ పెద్దలు రోజూ చెప్తున్నారు సెల్ ఫోన్లు వాడద్దు అని. మొదటి వరుసలో కూడా సెల్ ఫోన్లు వాడుతున్నారంటే వాళ్ళ సంస్కారహీనత కదని దర్శనం. ఇది తెలుసుకోండి. ఇక్కడ ఇలా చెప్తున్నామని కాదు, అలాంటి వాళ్ళు ఎందరో ఏకాగ్రతను దెబ్బతీసిన వారు అవుతారు. వ్యాసాగ్రహానికి గురి కావద్దు, అది చెప్తున్నాను ఇక్కడ. అంతేకాదు, షడనర్థ మహారాజ కచ్చిత్తే పృష్ఠత కృతా నిద్రాలస్యం భయం క్రోధో మార్జవం దీర్ఘసూత్రత. అభివృద్ధి సాధించాలి అనుకున్న వాళ్ళు ఈ దుర్గుణాలు విడిచిపెట్టాలయ్యా అనేది. రాజులే కాదండి, ఇక్కడున్న అందరికీ వర్తిస్తుంది. ఇక్కడ నిద్ర అంటే అతి నిద్ర, బద్ధకము, భయము, కోపము, కాఠిన్యము, ఎక్కువ ఆలోచించడం, ఇది చాలా ప్రధానమండి. ఎక్కువ ఆలోచించడం అంటే ఏమండి, పరిష్కారం అయిందా, చూస్తున్నానండి, ఇంకా ఆలోచిస్తా, ఇంకా ఆలోచిస్తావి ఏం ప్రయోజనం లేదు. అలాగే పనికిమాలిన వాటి గురించి ఎక్కువ ఆలోచించడం ఒకటి ఉంటూ ఉంటుంది. ఇలాంటి వాడు అభివృద్ధి సాధించలేడు. ఇవన్నీ కూడా మనకి పర్సనాలిటీ డెవలప్మెంట్కి, అదేవిధంగా విజయవంతమైన జీవితానికి భారత చెప్పిన మార్గదర్శక సూత్రాలు. ఇది నేను వ్యాసపీఠం మీద పెట్టుకు చెప్తే పురాణ కాలక్షేపం, కానీ సక్సెస్ఫుల్ పీపుల్ ఎలా ఉంటారో చెప్పడానికి మాత్రం పాశ్చాత్యులు భారతంలో ఈ వాక్యాలు ఉదహరిస్తున్నారు శ్లోకాలతో సహా. ఇది తెలుసుకుంటే చాలు. ఇక్కడ పైగా ఇవన్నీ చెప్పిన తర్వాత సంతోషించి ధర్మరాజు ఒక మాట అన్నట్ట, నువ్వు ఇవాళ రావడం వల్ల నేను ధన్యున్నయ్యాను, ఎందుకంటే నువ్వు ఇప్పటి వరకు ఎవరి సభకి వెళ్ళావో నాకు తెలుసు. ఎప్పుడు నువ్వు వెళ్ళినా ద్వారకలో కృష్ణ సభకే వెళ్ళావు, ఇప్పుడు వచ్చావు అంటే కృష్ణుడు నీ దగ్గరికి వచ్చారు కనుక ఇప్పుడు నేను నీ దగ్గరకు వచ్చాను అన్నాడు మహానుభావుడు. అంటే భగవంతుడు మనవైపు ఉంటే ఋషులు దేవతలు కూడా మనవైపే ఉంటారు, ఇంకా చెప్పడానికి ఏమున్నది ఇక్కడ. అందుకే నేను వచ్చాను నీ వైపు. అప్పుడు నారదుడితో ఒక మాట అన్నట్టండి, ప్రతివారికి ఇది ఒక బుద్ధి ఉంటుందండి, మంచిదే ఇది, అసూయ అనడానికి లేదు. కానీ ఈదృశీ భవతా కాచిత్ దృష్టపూర్వా సభా క్వచిత్ ఇతో వా శ్రేయసి బ్రహ్మ తన్మమా చక్ష్వ పృష్ఠత. హే బ్రహ్మన్, నిన్ను కోరుతున్నాను. ఇప్పుడు ఈ మైసభ చూసావు కదా, ఇలాంటి సభ ఎక్కడైనా ఉందా? ఎందుకంటే నిన్ను అడుగుతున్నానంటే నువ్వు తిరగని లోకం లేదు, అనేక లోకాలు తిరుగుతుంటావు కనుక ఏ లోకల్లోనైనా ఇలాంటి సభ ఉన్నదని చూశావా విన్నావా? శృతం దృష్టం కిం అని అడిగాడు. అడిగితే సమాధానం చెప్తున్నాడు, మానుషేషు నమే తాత దృష్టపూర్వా నచ శృత. ఈ మనుష్య లోకంలో మాత్రం ఇలాంటి సభను నేను చూడలేదు వినలేదు. జాగ్రత్తగా మాట్లాడేయండి, ఆయన మనుష్య లోకంలో చూడలేదు వినలేదు అంటే ఒప్పుకోవలసిందే, భూలోకంలో మైసభ లాంటి సభ లేదు. తీర్మానించింది ఎవడు? సర్వలోక సంచారైన నారదులు గారు. అయితే వెంటనే నేను అడిగాడు, ఏ లోకాలు నువ్వు చూసావు ఆ సభలు ఎలా ఉంటాయని వర్ణిస్తాడండి. ఇక్కడ కొన్ని లోకసభలు వర్ణన ఉంటుంది, విస్తారంగా చెప్పడం జరగదు కానీ సంక్షిప్తంగా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఏ ప్రణాళికలతో భారతం చెప్తే సంపూర్ణ యజ్ఞఫలం వస్తుందో ఋషులు ఇచ్చిన అనుగ్రహం చేత తెలుసుకుని ఇక్కడ చెప్పడం జరుగుతోంది కనుక వ్యర్థముగా ఒక్క అంశం చెప్పడం జరగడం లేదు. ఇది తెలుసుకోవాల్సింది. అది ఇది ఎందుకు చెప్పారండి, అది అక్కడ చెప్పకుండా అని అడగద్దు. ఇది నా అహంతో చెప్తున్న మాటలు కాదు, ఋషులు చెప్పిన వాక్యములు చదువుకుని పెద్దలు చెప్పిన ఆశీర్వచనాలు తెలుసుకుని చాలా బెంగతో బెరుకుతో నియమబద్ధుడుగా మాట్లాడుతున్నామే తప్ప నియమాలను అతిక్రమించి ఇక్కడ మాట్లాడట్లేదు. వ్యర్థమైన పలుకు ఒక్కడు కూడా పలక్కుండా చూడవమ్మా అని సరస్వతీదేవి పాదాలకు దండం పెట్టి ఇక్కడ కూర్చుని మాట్లాడుతున్నాం. పెద్దలు గ్రహింతురుగాక, విజ్ఞులు స్వీకరింతురుగాక. ఇక్కడ ఈ సభల వర్ణన వినేటప్పుడు వర్ణన వినడం వల్ల ఆయా లోకముల యొక్క వైభవం వస్తే జీవుడు ఏది భావిస్తే అది పొందుతాడు. కనీసం ఈ సమయంలోనైనా ఊర్ధ్వలోకాల వైభవాన్ని మనసుకు తాకితే పొందే అదృష్టం ఉందో లేదో కానీ అవి వింటే ఆ అనుగ్రహం లభించి ఎప్పటికైనా ఆ దేవతల కృప లభిస్తుంది. ఇంద్రసభని ఇక్కడ వర్ణిస్తాడు. ఈ సభ ఎలా ఉంది, అక్కడున్న వర్ణనలు, అక్కడ ఇంద్రుడు ఎలా ఉంటాడో, చుట్టూ దేవతలు ఎలా ఉంటారు, అక్కడున్న ఋషులు కొందరు పేర్లైనా తెలుసుకుంటే పరాశరుడు, పర్వతుడు, సావర్ణి, గాలవుడు, శంఖుడు, లిఖితుడు, గౌరశీరుడు, దుర్వాసుడు, క్రోధనుడు, శేనుడు, దీర్ఘతముడు, పవిత్రపాణి, సావర్ణి, యాజ్ఞవల్క్యుడు, బాలుకి, ఉద్దాలకుడు, శ్వేతకేతువు, తాండ్యుడు, భాండాయన, హవిష్మంతుడు, గరిష్ఠుడు, హృద్యుడు, ఉదర సాండిల్యుడు, విశాఖుడు, విధాత, హరిశ్చంద్రుడు, త్వష్ట, విశ్వకర్మ, తుంబురుడు, ఇలా ఇంకా ఋషులున్నారు, రాజులున్నారు, గంధర్వులున్నారు. ఋషుల సర్వసంచారం ఇంద్రలోకానికి హాయిగా రాగలట, ఇంకెవరు రాలేరండి. అంతేగా దేవతల్లో తూర్పు దిక్కుందిట అక్కడ, అంటే తూర్పు దిశా దేవత. హవిర్వాహకులు అయిన సప్తవింశతి అగ్నిదేవతలు, చూడండి దేవతా వ్యవస్థ అంటే ఏమిటో తెలుసుకోవాలి. 27 అగ్నిదేవతలు ఉన్నట, హవిర్వాహకులు వీళ్ళు యజ్ఞమునందు పనిచేస్తారు. అలాగే అగ్నిశోములు, ఇంద్రాగ్నులు, మిత్రుడు, సవిత, అర్యముడు, భగుడు, విశ్వేదేవులు, సాధ్యులు, బృహస్పతి, శుక్రుడు, విశ్వావసువు, చిత్రసేనుడు, సుమనుడు, తరుణుడు, యజ్ఞాలు, దక్షిణులు, గ్రహాలు, తారలు, యజ్ఞ నిర్వాహక మంత్రాలు అక్కడ ఉన్నాయట, అంటే మంత్రదేవతలు. ఇవన్నీ దివ్యమైనటువంటి ఇంద్రసభలో ఉన్నాయి అన్నాడు. ఇక యమసభ ఎంత అద్భుతమో తెలుసా? యముడంటే మన గోలా లీల దున్నపోతు గుర్తొస్తాయి. మనం చెప్పుకున్నాం యముడంటే ఏమిటో. యమసభ అందం వర్ణించారండి, సామాన్యం కాదు. అది కూడా విశ్వకర్మ నిర్మించాడయ్యా, అది తేజోవంతముగా ఉంటుంది. ఎంతో అదృష్టవంతులు, పుణ్యాత్ములు మాత్రమే ఆ సభలో ప్రవేశించగలరు. అక్కడ శీతోష్ణముల తీవ్రత ఉండదు, శోకము కానీ శైథిల్యము కానీ ఉండదన్నాడు. అంటే ఏడుపు, శోకం ఉండదు, శరీరము జీర్ణించడం అనేది ఉండదు, ఆకలి దప్పికలు ఉండవు, అప్రియమనేది అక్కడ జరగదు, దీనత్వం ఉండదు, అలసట ఉండదు, ప్రతికూలత ఉండదు. ఎక్కువ వర్ణన యమసభకి ఎందుకు చెప్పుకుంటున్నామంటే యముడి పట్ల అనేక మందికి అనేక అభిప్రాయాలు ఉన్నాయి కనుక, యముడు ఎంత గొప్పవాడు, ఎంత సౌమ్యుడో తెలిస్తే యుధిష్ఠిరుడు బాగా అర్థమవుతాడు మనకి. పైగా అక్కడ సర్వభోగములు ఉంటాయి, పవిత్రమైన రాజర్షులు, బ్రహ్మర్షులు యమును సేవిస్తారయ్యా వచ్చి. యముడు ప్రధాన సింహాసనం మీద కూర్చుంటే ప్రక్కన పరివారములుగా వీళ్ళు కూర్చుని సేవిస్తారు. యయాతి, నకుషుడు, పూరుడు, మాంధాత, సోమకుడు, నృగుడు, త్రసదస్యుడు. ఇక్కడ ఒక రహస్యం చెప్తాడండి, 100 ధృతరాష్ట్రులు, 80 జనమేజయులు, 200 భీష్ములు, 100 భీములు, 100 ప్రతివింధ్యులు, 100 నాగరాజులు. ఏమిటి ఇది ఆశ్చర్యం కలుగుతుందా? అంటే కల్పాలు మారుతున్న కొద్దీ ఎన్ని భారతాలు జరిగాయో, ఎన్ని రామాయణాలు జరిగాయో ఒకలాగే జరుగుతాయని చెప్పలేదు. మార్పులు ఉంటూ ఉంటాయి, అటు ఇటు పుట్టుకల్లో తేడాలు ఉంటూ ఉంటాయి. అలాంటి వాళ్ళు ఎన్నుంటారు. అందుకే కాలం యొక్క, లోకముల యొక్క వింతలు మన ఊహలకు అందవు. ఇది తెలుసుకోండి. ఇక్కడ మనుష్య బుద్ధితో ఆలోచిస్తే అర్థం కావు. ఇవాళ అందరూ పాండురాజు మొదలైన వారు ఉన్నారు. అక్కడ పితృదేవతలు ఉంటారయ్యా, వాళ్ళు చాలా మరిస్తే చాలు వాళ్ళ పేర్లు, వంశాభివృద్ధి జరుగుతుంది, అనుగ్రహం లభిస్తుంది. పైగా అక్కడ మతంగుడు, కాలుడు, మృత్యువు వీళ్ళు దేవతలు, యజ్ఞకర్త, సిద్ధులు, యోగ శరీరధారులు, అగ్నిశ్వాత్త పితరులు వాళ్ళొక పితరులు, పేనపులు వీళ్ళొక పితరులుటండి. అగ్నియందు ఆహుతులు వేస్తే అది స్వీకరించి మన పితృదేవతలు ఊర్ధ్వలోకాలుంటే అక్కడికి తీసుకెళ్తారు. పేనపులు అంటే బట్ట పిండినప్పుడు భోజనమంతా చేసి ఎంగిలి నీరు విడిచిపెడతారు. అంటే అగ్నిహోత్రంలో వేసింది అందని నరకాదుల్లో కొందరు పితరులు ఉంటారట, వాళ్ళకి తీయడానికి తీసుకెళ్ళడానికి ఉండే పితృదేవతల పేర్లు పేనపులు. చూడండి ఎన్ని పేర్లు చెప్తున్నాడు ఇక్కడ. పేనపులు, ఊష్మపులు, చెమ్మ ద్వారా తేమ ద్వారా గ్రహించి పితృదేవతలకు అందించేవారు. స్వధావంతులు అంటే స్వధామంత్రము ద్వారా ఇచ్చే ఆహుతులు స్వీకరిస్తారు. బర్హిషదులు మొదలైన పితరులు ఉంటారు. కాలచక్రమంతా ఉంటుంది యమును వద్ద, అంటే కాలచక్రంలో తిథి, వార, నక్షత్ర, హోర ఇచ్చా దేవతలు. ఇలాగ హవ్యవాహనుడు, దక్షిణాయనంలో మరణించినటువంటి వారు, అలాంటి పుణ్యజీవులు అప్పుడు వెళ్ళిన వారు. అలాగే ఎన్నో దివ్యమైన కర్మలు చేసిన వారు వీళ్ళందరూ ఉంటారయ్యా. అలాగే శింసుప, పలాస, కాచ, కుష అభిమాన దేవతలు అన్నాడు. ఎంత ఆశ్చర్యం చూడండి ఇక్కడ. అంటే దర్భలు, మోదుగ మొదలైన వాటికి అభిమాన దేవతలు ఉంటారట, వాళ్ళందరూ కూర్చుంటారు యముని యొక్క సభలో. దీన్ని బట్టి ఎంత విశేషమైన అంశంలో చెప్తున్నారు. అంతేకాదు అసంబాధాహిస పార్థ రమ్యా కామగమా సభ, బాధ అనేది లేనిదా సభ, అది ఎలాగైనా మారగలిగే శక్తి కలిగింది ఆ సభ అని, ఆ సభాభయవాన్ని యమసభని అంత చక్కగా వర్ణించాడు విశేషించి. తర్వాత వరుణ సభా వర్ణనం చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక కుబేర సభా వర్ణనం ఉంటుంది. ఆ సభలన్నీ వర్ణించాక బ్రహ్మసభ చెప్తాడండి ఇక్కడ. అంటే ఊర్ధ్వలోకాలు ఎన్ని ఉన్నాయో దీన్ని బట్టి చూడండి. బ్రహ్మసభ అంటే సగుణ బ్రహ్మలోకం అది. ఆ బ్రహ్మసభలో ఎలాంటి మహాత్ములు ఉంటారు, వేదాది మంత్రములు, యజ్ఞములు, అహోరాత్రులు, ఇత్యాది దేవతలు, దేవమాతలు, వీళ్ళ విషయములన్నీ బ్రహ్మసభ వర్ణన జరుగుతుంది. ఇదంతా చెప్పాక ధన్యుడైపోయాడు పాండురాజు, మన పాండురాజు సంతానమైన ధర్మరాజు. వెంటనే ఆ ధర్మరాజు ఒక మాట అడుగుతాడు, నువ్వు చెప్పిన వింటూ ఉంటే నాకు చిన్న ఆశ్చర్యం కలిగిందయ్యా అన్నాడు. ఏమిటంటే నువ్వు చెప్పిన రాజులందరూ యమసభలో ఉన్నారు, మిగిలిన సభల్లో కనబడ్డారు. స్వర్గలోకమైన ఇంద్రసభలో రాజు ఒక్కడే కనబడ్డాడు. చూసారా అలా ఎలా అడగగలిగాడు. ఇప్పుడు మేము కొన్నే చెప్పుకున్నాం, గుర్తుపెట్టుకున్నారు ఎవరైనా? ఇన్ని చెప్పాడు మహానుభావుడు, అన్ని గుర్తుపెట్టుకున్నాడు యుధిష్ఠిరుడు. అందుకే అంత శ్రద్ధగా వినేవాళ్ళకి చెప్పాలను అదృష్టం దొరుకుతుందండి. ఏ నారదుడు లాంటి వాళ్ళకు, అందరికీ దొరుకుతుందా? ఇలా వింటే అలా మర్చిపోయే వాళ్ళకి చెప్పుకోవడం అనేది ఒక దురదృష్టం. ఏం చేస్తాం? కానీ మహానుభావుడు ఎంత జాగ్రత్తగా విన్నాడంటే, ఒక్క హరిశ్చంద్రుడు ఒక్కడే నువ్వు చెప్పావు స్వర్గంలో ఉన్న వాళ్ళని, మిగిలిన వాళ్ళు యమసభలో ఉన్నారు ఈ సభలో ఉన్నారని చెప్పావు. యమసభ కూడా గొప్పదే, కానీ ఇంద్రసభ స్థాయి వేరు, దానికంటే పైది బ్రహ్మసభ. ఇంద్రసభలో ఉన్నాడంటే హరిశ్చంద్రుడు ఏం పుణ్యం చేశాడయ్యా అన్నాడు ఇక్కడ. అంటే అప్పుడు చెప్తున్నాడు, అది చెప్పడానికి నీ దాకా వచ్చానన్నాడు ఊరికిలే నారదు. నారదుడు హరిశ్చంద్రుడు ఇంద్రసభలో ఉన్నాడు అంటే అతడు మహాత్ముడు, సామాన్యుడు కాడు. త్రిశంకుడని ఇక్ష్వాకువంశ ప్రభు ఉన్నాడు. ఇక్ష్వాకువంశ ప్రభు అయిన త్రిశంకుని యొక్క భార్య పేరు సత్యవతి. వాళ్ళ తపస్సుల పంటగా, యజ్ఞముల పంటగా లభించినవాడు హరిశ్చంద్రుడు అని పేరు విన్నా, అని చరిత్ర తెలుసుకున్నా ధన్యమైపోతాం. అలాంటి మహాత్ముడు సత్యవ్రతుడై అనేక యజ్ఞములు చేసి రాజసూయ యాగాన్ని చేశాడు. ఆ రాజసూయ యాగం యజ్ఞాల్లో అత్యంత శ్రేష్టమైనది. అది చెయ్యాలి అంటే భూమిలో ఉన్న సర్వక్షత్రియుల్ని, రాజుల్ని తన అధీనంలో చేసుకోగలిగిన సుక్షత్రియుడు మాత్రమే చేయగలడు. అలా చేయగలిగిన వాడు హరిశ్చంద్రుడు. అది చేసిన వాళ్ళు స్వర్గానికి చేరతారు, సశరీరంగా వెళ్ళగలరు వాళ్ళు. అలా వెళ్ళాడు హరిశ్చంద్రుడు, అంత గొప్పవాడు. ఆ హరిశ్చంద్రుడు ఆ విధంగా వెళ్ళాడని తెలిసి, నీ తండ్రి అయిన పాండురాజు నన్ను యమసభలో కలిసి ఒక మాట అన్నాడయ్యా, నేను అక్కడ మాట అన్నాను, నేను భూలోకానికి వెళుతున్నాను, కృష్ణ పరమా దర్శనం చేసుకుంటున్నాను అంటే, అలా వెళుతూనే ఒక్కసారి మా అబ్బాయి దగ్గరకు కూడా వెళ్ళిన అడిగాడు మీనా అన్న పాండురాజు. సమర్థోసి మహీం జేతుం భ్రాతరస్తే స్థితావశే, తిన్నగా వెళ్ళి నా మాటలు చెప్పు. ఆనాడు హరిశ్చంద్రుడు చేసి ఆ స్థితికి వెళ్ళాడు గనక, మా అబ్బాయి కూడా రాజసూయాగం చేస్తే బాగుండు అన్నాడు. కోరిక కోరుకుంటే సరిపోదు, ఆశ ఉంటే సరిపోదు, అర్హత ఉండాలిగా. మా అబ్బాయికి అర్హతంతా ఉందయ్యా, హరిశ్చంద్రుడు తర్వాత మళ్ళీ అంత అర్హత ఉన్నటువంటి సుక్షత్రుడు యుధిష్ఠరుడు, మర్చిపోవద్దు. ఇందులో తెలుసుకున్నది సామాన్యుడు కాదు. ఇక్కడ ఈ మాటలో ఉన్న యుధిష్ఠిరుడు గొప్పతనం తెలుసుకోవాలి, లేకపోతే అకామహతుడై పూర్ణ మానుషానందం పొందినవాడు ఎవరైనా ఉదాహరణ చెప్పయ్యా అంటే, శంకర భగవత్పాదులు వారు తైత్తిరీయుల్లో భాష్యం రాస్తూ యుధిష్ఠిర చక్రవర్తిని ఉదాహరణగా చెప్పారంటే, మహాత్ముడు ఎటువంటి వాడో ఆలోచించండి. ఇక్కడ అని పేరు తలంచుకుంటే చాలు ధన్యమైపోతాం మనం. యుధిష్ఠిరుడు సమర్థోసి మహీం జేతుం భ్రాతరస్తే స్థితావశే రాజసూయం క్రతుం తేజ మహారస్వేతి భారత. నువ్వు రాజసూయ కృతువు చేయడానికి యోగ్యుడివని నీ తండ్రి చెప్పాడు. ఎందుకంటే సర్వభూపాలని జయించగలవు, జయించగలిగే తమ్ముళ్ళు నీ అధీనంలో ఉన్నారు, కాబట్టి నువ్వు సాధించు అని చెప్పారు. ఈ యాగం అనుష్ఠించడం వల్ల కొన్ని ఇబ్బందులు కూడా కలుగుతాయని చెప్పారు. ముందు అనేక రకాల విఘ్నాలు ఏర్పడితే జరగనివ్వకుండా చేస్తూ, ఈ యాగం వల్ల సద్గతులు వస్తే సందేహం లేదు, భూమికి ఒక సుక్షేస్తి వస్తుంది, కానీ యుద్ధంచ క్షత్రశమనం పృథివీక్షయ కారణం కించిదేవ నిమిత్తంచ భవత్యత్ర క్షయావహం. భూమికి మాత్రం క్షత్రియ వంశనాశనం అనేది ఒకటి జరిగే అవకాశం ఉంది దీనివల్ల అన్నాడు ఇక్కడ. దీన్ని బట్టి అవతార కార్యం కోసం ఒక ప్రణాళికే రాజసూయాగం అని ఒకటి తెలుస్తున్నది. ఇక్కడ చేసిన వాడు సద్గతులు పొందుతాడు, భూమికి కూడా సుస్థితి ఏర్పడుతుంది, కానీ సర్వక్షత్రియ నాశనం కూడా జరగవచ్చు. ఇది నువ్వు చెయ్యాలి అని నీ తండ్రి కోరుకున్నాడు, నేను చెప్పాను, ఇంకా నేను వెళ్ళొస్తాను, ఇక్కడి ద్వారకు వెళ్తున్నానని చెప్పి వెళ్ళేటాం. ఇప్పుడు ఇంకా ధర్మరాజు కూర్చుని సభను తీర్చాడు. తనకు అత్యంత ప్రీతులైన జౌమ్యుడు మొదలైన వాళ్ళందరినీ సమావేశపరిచి ఇలా నారదులు వారు చెప్పారు, మనం ఏం చేద్దాం అంటే, అందరూ ఒక్కుమ్మడిగా చెప్పింది ఏంటంటే, చెయ్యడానికి సమర్థుడు నువ్వు, నువ్వు మాత్రమే చెయ్యగలవు అంటే, నా మీద ప్రేమతో మీరందరూ చెప్పారు, నిష్పక్షపాతంగా చెప్పగలిగిన వాడు ఒక్కడే, ఆయన సమ్మతిస్తేనే నేను చేస్తాను అని దూతని పిలిచి, నా సర్వకార్యములకు ప్రేరకుడు కారకుడు శ్రీకృష్ణుడే, ఆయన్ని రమ్మని కబురు పంపించాడు దూతని. దూత మహావేగంగా వెళ్ళి కృష్ణ పరమాత్మను తీసుకువచ్చాడు. సభలో కృష్ణుడు కూర్చున్నాడు. యుధిష్ఠిరుడు పాండురాజు కోరిక అంటే తన తండ్రి కోరిక, తన తండ్రి కోరిక పుత్రుడుగా తాను తీర్చడం అనేది పితృడం తీర్చుకోవడంలో ఒక భాగం. చూసారా, అంటే యుధిష్ఠుడు రాజ్య కాంక్షతోనో భోగం కోసం ఒక్కడు కోరలేదండి. కృష్ణుడు అనుగ్రహం వల్ల మైసభ తనంత తాను వచ్చింది, ఇంద్రప్రస్థం తనంత తాను వచ్చింది. తండ్రి కోరిక మీద రాజసూయ యాగం చేస్తున్నాడు తండ్రి మాట కోసం, పితృభక్తి. ఇది పరిశీలించవలసినది. చెయ్యాలనుకుంటున్నాను, చెయ్యొచ్చా అంటే, నువ్వు హాయిగా చెయ్యగలవు, చెయ్యని కృష్ణుడు ఆజ్ఞాపించాడు. ఆ మాటల్లో ఉన్న అందాలు రాజసూయ యాగ వైభవం, అది జాగ్రత్తగా వింటేనే యజ్ఞములు చేసిన ఫలితం మనకు లభిస్తుందండి. ఇక్కడ ఆ రాజసూయ యాగం ఎలా జరిగింది తర్వాత వృత్తాంతం రేపటి రోజున మనం తెలుసుకుందాం. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.